Very good morning to all. For all the affectionate words that Dear Brother Madam has used, and Dr. Reddy Garu, I am thankful. Let us look forward to a meaningful, purposeful session. That begins with the beginning. If we have the end in view, our beginning will become more beautiful and purposeful. If we have no end in our view, we will never know where to begin, what to expect, and what to obtain from any activity. When we go to a theater, you find a blank screen. Maybe you have gone to see a color film or a black and white film. It does not matter. It begins with a blank screen. And once the show is over, the last scene is also a blank screen. Welcome to this session. Nature's beauty can easily be appreciated by looking at the buds. When buds open up, they blossom to become flowers. Flowers will give you raw fruit. Raw fruit will give you the ripe fruits. Ripe fruit will give you the seeds. The seeds, if you sow, they sprout, it becomes a plant, grows into a tree, and year after year, thousands and thousands of buds that again blossom, become flowers, become raw fruit, ripe fruit, give you the seeds, and the journey goes on endlessly. That is the beauty of infinity, ananta, eternity, ananta, quantity wise, time wise. That is the beauty of divinity. We are, spiritually speaking, manifestations of this divinity. If we have a keen eye, we will be able to learn from everything that is around us. That is knowledge. Way back, hundreds and thousands of years ago, when these universities were not there, so many faculties were not there, organized knowledge was not there, human beings started observing. When he gathered lots and lots of information, they grew into, like a tree developing number of branches and sub-branches. Similarly, knowledge grew. Knowledge about greenery, flora and fauna, is titled as botany. About animals, zoology. About laws of physics, physics. About chemistry, this is engineering, this is medicine, this is economics, this is production, this is distribution, this is marketing, this is finance, this is that, and so on. These branches get multiplied. As human knowledge enormously increases, when we do not know, we do not know. When we know that we do not know, our job is to cultivate a desire to know. When we have a desire to know, we begin to know. When we know how much there is to know. And when we know that there is so much to know, we will be happy learning more and more things. That is the urge for knowledge. If you have that spark in you, that single spark can activate the entire system. One single spark can take care and burn the whole thing down. Volcanoes are there with lots and lots of lava, molten lava, trying to come up. But what stops it, what makes it erupt, we do not know. That's a different geophysics science. What I am trying to tell you is, you are all going to be managers. Many of you surely would become entrepreneurs. Some of you might join the teaching profession. Some of you, well, married to very well-to-do people, You may not be worried about doing jobs, etc. and so on. That does not matter, but knowledge is knowledge. To what particular use you are going to put that knowledge is a different issue. But having knowledge should make a difference to you and to the people who are going to come in touch with you. By the way, are you following? అర్థమవుతుందని చెప్పేసి పర్వాలేదా ఈ స్పీడ్ పెంచొచ్చా? కెన్ ఐ ఇంక్రీజ్ ది స్పీడ్ ఫర్దర్? వన్ మోర్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్. హౌ మెనీ ఆఫ్ యూ కెనాట్ ఫాలో తెలుగు? తెలుగు ఎంత మందికి అర్థం కాదు? ఇతనే తెలుగు సమస్యని సత్యమే హాకుతాయి. తెలుగు ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. అమ్మా నీ కొంచెం తెలుగు కలుపుకోవచ్చా? పాలలో నీళ్లు కలిపితే నీళ్ల పాలవుతాయి, రుచి చెడుతుంది. నాకు తెలిసినంత మటుకు ఇంగ్లీష్లో తెలుగు కలిపితే రుచి చెడదు, రుచి పెరుగుతుంది. ఏ నమ్మకంతో మీరు చప్పట్లు కొట్టారో ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మ నేర్పించినందువల్ల మాతృభాష అని మనం పేరు పెడతామే, ఆ మాతృభాష మన హృదయానికి దగ్గరగా ఉంటుంది, తేలిగ్గా అర్థమవుతుంది. అనువాదం చేసుకుని అర్థం చేసుకోవాల్సిన తాపత్రయం ఉండదు. దానివల్ల హృదయానికి హత్తుకుంటుంది. హత్తుకున్నది నాలుగు కాలాలు తెలుస్తుంది, విత్తనాల వల్ల మొలకెత్తి తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఐ హావ్ బీన్ టాకింగ్ టు యూ ఎర్లియర్ ఇన్ ఇంగ్లీష్. Not that I have any reservations or limitations or lack of confidence about my ability to communicate in English. But what I was suggesting was permission to talk in Telugu, not because I am incapable of talking in English, but because I want that purpose must be served. Aradugula bulletta, aradugula bisketta. Bisketta? Adhe bisketta anna? Adhenaya. అర్జెంట్ గా మనం ఒక టీవీ కమర్షియల్ చూస్తాం, ఎవరో దగ్గరకు వచ్చి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటారు. టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో మరోటుందో మరోటుందో ఏది లేదో ఏది ఎందుకు ఉండాలో ఉంటే ఏ ప్రభావమో లేకపోతే ఏ నష్టమో మర్యాదగా చెప్పకుండా ఉప్పు ఉందా? మీ టూత్ పేస్ట్ లో మినప్పొడి ఉందా? మీ టూత్ పేస్ట్ లో ఆవాలు ఉన్నాయా? ఏంటది అంటే మార్కెటింగ్ గురించి నేను అడ్వర్టైజింగ్ గురించి మాట్లాడతానులా. ఐఎమ్ ఫెమిలియర్ విత్ దోస్ సబ్జెక్ట్స్. నేను ఊరికే చెప్తున్నా. మనం ఆ మధ్య ఒక కొన్నేళ్ల క్రితం ఈ సెల్ ఫోన్లు అంతగా పాపులర్ కాకముందు ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. మంచి ఐడియా కదా? అంతకుముందు ఐడియాలు లేవా? లేవా ఐడియాలు అంతకుముందు ఉన్నాయి కదా. ఐడియాలు ఉన్నదిగా వాడికి ప్రొడ్యూస్ చేశాడు. కాకపోతే ఆ ఫ్లాష్ ఒక్క నింపురవ్వ, ఒక్క కణం, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చివేస్తుంది అని అన్నది మనం ఎంత ప్రభావితులం అయ్యామంటే ఒక్క వాక్యం మీ వాక్యం మీ మనస్సును మార్చివేస్తుంది అంటే ఎందుకు అంగీకరించము? ఒక్కరోజు మీ జీవితాన్ని మార్చివేయొచ్చు, ఒక్క క్లాస్ మీ జీవితాన్ని మార్చివేయొచ్చు, ఒక్క మంచి మాట మీ జీవితాన్ని మార్చివేయవచ్చు, ఒక్క అనుభవం ఈ జీవితానికి సరిపోతుంది. అంతటి ఉదాత్తతో ఆలోచించడానికి మనం కోరుకున్నప్పుడు గ్రహించవలసింది ఎంతో ఉందని గ్రహిస్తాం. అది బిగినింగ్. ఒక అరవింద్ వ్యూతో కనుక మనం ప్రపంచాన్ని చూస్తే, అంటే కళ్ళు ఇక్కడ కాకుండా నెత్తికెక్కడం అంటామే, ఆ కళ్ళు నెత్తికెక్కినప్పుడు ఎదురుగుండా ఉన్నాయి ఎంత కనబడతాయి? కనబడదు. దేవుడు ఎంత జాగ్రత్తగా కళ్ళు ఇక్కడ పెట్టాడు, ఉన్నాయి చూడమనే కదా. కళ్ళు నెత్తికెక్కే అంటే అర్థమేంటి? ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంటే ఎదురు ఎక్కడ కనబడతాడు? పైన కనబడుతుంది. పైన అంతా ఆకాశం శూన్యం, ఏం లేదు పైన. లేదని కాదు, అది వేరు, ఆ దృష్టి వేరు. అర్థం చేసుకుంటే ఎంత అర్థం చేసుకోవలసింది ఉందో తెలిసినప్పుడు అందుకే విద్యాదాది వినయం అన్నారు. ఎంత తెలుసుకుంటే అంత అనుకువగా ఉంటామట. అందుకే ఏది లేని ఎంగిలి విస్తరాకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, అన్ని వడ్డించిన విస్తరాకు అణిగిమనుకుంటుంది అని మన వాళ్ళు సాధన చెప్పారు. వెల్కమ్ టు ది యంగ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ మైండ్స్ ఆఫ్ అవంతి. యు ఆర్ యంగ్. మాకు తెలీదా సార్? ఈ వయసులో ఉన్నప్పుడు మేము తప్పకుండా ఎనర్జెటిక్ గా ఉంటాం. అనుమానం ఏంటి? యంగ్ అండ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటారో, యూత్ అండ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తప్పకుండా ఎంతూజియాస్టిక్ గా ఉంటాం కదా. ఇంత సామాన్య విషయానికి మీరు ఎందుకు టైం ఖర్చు పెడుతున్నారు చెప్తా. 2013లో మాట్లాడుకుంటున్నాం మనం, 37 కలపండి 2043. ఐ వాంట్ యూ టు బి యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్ దెన్ ఆల్సో. ఇది చెప్పడానికి నాకు ఒక చిన్న అర్హత ఒకటి ఉంది. నా వయసు 72 ఎలా కనబడుతున్నాననేది పక్కనట్టు పెడితే, నాకున్న పర్సనల్ రోగాలు మందులు అవన్నీ పక్కనట్టు పెడితే, ఐఎమ్ షూర్ ఐఎమ్ లుకింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎంతూజియాస్టిక్. ఇది నా గురించి ఏదో గొప్ప చెప్పుకుంటాను ఇదే చెప్పడం. మీకు 72 వచ్చినప్పుడు ఈ చైతన్యంతో ఈ ఉత్సాహంతో ఉండటానికి ఏం చెయ్యాలో అది ఈ రోజు ఆలోచించడం మొదలు పెట్టండి. ఏ ఆహారం తినాలి, ఎలా జీవించాలి, ఏ అలవాట్లు మీకు సహాయం చేస్తాయి, ఏ బలహీనతల్ని దగ్గరికి రానివ్వకూడదు, ఏ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగితే యూ విల్ బి హ్యాపీ, యువర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ, యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ, యువర్ సొసైటీ విల్ బి హ్యాపీ. విద్యార్థి దశలో మీకు వేరే బాధల బందీ లేదు. అమ్మా నాన్న ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ కాదు, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తోంది. వేరే ఇంకా ఏ టెన్షన్స్ లేకుండా 100% కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉన్న సంస్కృతి మీకు ఇస్తున్నప్పుడు, మన ప్రభుత్వం మన సమాజం మీకు ఇస్తున్నప్పుడు, ఎందుకు మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకూడదు? సింగిల్ క్వశ్చన్. ఈ దశలో మీ బాధ్యతలు కనుక మీరు గుర్తిస్తే, అంటే బికమింగ్ ఏ బెటర్ స్టూడెంట్, యువర్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్, బెటర్ మస్ట్ బికమ్ ది బెస్ట్. ఐ నో ఇట్ ఈస్ రాంగ్ ఇంగ్లీష్, బెటర్ ది బెస్ట్. గతాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తును బంగారుగా మయంగా తీర్చిదిద్దుకోవడానికి వర్తమానాన్ని ఎలా వినియోగించుకోవాలో ఒక్క సూత్రం మీకు అర్థమైతే మీ జీవితంలో మేలుకొలిపోతుంది. గతం ఏమిటి? సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో కొందరు సిటీ వాళ్ళు, కొందరు అనేక జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, బహుశా తెలుగు మీడియంలో చదువుకుని వచ్చి ఉంటాం. మరి అమ్మేమో కాలేజీ కంప్లీట్ చేయలేదు, నాన్నేమో బిఏ బీకామ్ ఏదో ఎక్కడో ఆపేశాడు, ఓ చిన్న వ్యాపారం, ఓ చిన్న ఉద్యోగం వ్యవహారం. వాళ్ళు కష్టపడి వాళ్ళు మనల్ని ఇంతవరకు చదివించారు. చాలే అమ్మా గ్రాడ్యుయేషన్ ఏం చేస్తాం, మళ్ళీ నువ్వు ఎక్కువ చదువులు చదివితే అంతకన్నా ఎక్కువ చదివినోడి తీసుకురావాలి, ఖర్చులు కట్నాలు వ్యవహారాలు, అందుకని మానేసింది లే నాన్ననే చదువుకుంటాను. మంచి నిర్ణయం తీసుకున్నారు అమ్మాయిలు. ఏమా మరి తీసుకున్న నిర్ణయాన్ని సద్వినియోగపరుస్తున్నారా? ఉండవా? క్లాస్ అయినాక కాదు, 1 ఇయర్ 2nd ఇయర్ రిజల్ట్స్ వస్తాయి చూడు, అప్పుడు తెలుస్తుంది ఎవరు సద్వినియోగం చేశారో. నాకు తెలుసువన్నీ ఆడ చప్పట్లు పడ్డాయని, మగాడు చప్పట్లు పడ్డాయని. సరే, ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఏ సమయంలో ఏ అచ్చట ముచ్చట అనేటువంటి పదాలు వాడతారో, విద్యార్థి దశలో మంచి విద్యార్థిగా గనక ఉన్నట్టయితే, నేర్చుకోవలసినవన్నీ గనక నేర్చుకున్నట్టయితే, రేపు పొద్దున మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత మేనేజర్లు అయినప్పుడు, లీడర్లు అయినప్పుడు, క్యాప్టెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ అయినప్పుడు, ఎంటర్ప్రెన్యూర్స్ అయినప్పుడు, ఆ తర్వాత ఈ భావి భారత సమాజంలో నవయుగ నిర్మాణకర్తలుగా బాధ్యతాయుతమైన పౌరులైనప్పుడు, ఆ భవంతికి ఇవి పునాదులు. పునాదులు బలహీనంగా ఉంటే భవంతులు పడిపోతాయని మనకు తెలుసు. స్టూడెంట్ దశలో మనం మనస్సును అటు ఇటు ఇటు అటు ఇష్టం వచ్చిన అడ్డదారులలో, పక్కదారులలో, తప్పుదారులలో, బలహీనదారులలో కనుక నడిపించినట్లయితే, పునాదులు బలహీనమవుతాయి, భవంతులు బలహీనమవుతాయి. పెట్టిన డబ్బు వృధా, సమయం వృధా, శ్రమ వృధా, తెలివి వృధా, జన్మ వృధా. ఇంత వేస్టేజీ మూలం ఇక్కడ ఉంది అని కనుక మనం గ్రహించినట్టయితే, ఏం గ్రహిస్తాం మనం? సద్వినియోగం చేయాలి. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టెడ్ టు యూ మస్ట్ బి మేడ్ ఎ సక్సెస్, నాట్ ఎ ఫెయిల్యూర్. ది టైమ్ దట్ యు ఆర్ స్పెండింగ్, ది ఇంటెలిజెన్స్ విత్ విచ్ యు హావ్ బీన్ గిఫ్టెడ్, యువర్ బ్యాక్గ్రౌండ్, యువర్ ప్రెసెంట్, యువర్ ఫ్యూచర్, ఇవన్నీ తాకట్టు పెట్టి, వ్యసనాలకు తాకట్టు పెడితే బలహీనపరిచేటువంటి మనస్తత్వాన్ని మనస్సులోకి ఆహ్వానించుకున్నట్టయితే ఏమవుతుంది? నష్టపోతాం. ఎవరికి నష్టం? ఉద్యోగాలు చేస్తున్నామా? నష్టం రాదు. ఈ ఇటుకలకి, ఈ కుర్చీలకి, ఈ ఎక్విప్మెంట్ కి నష్టం రాదు. మీ జీవితాన్ని మీరు త్యాగం చేస్తున్నారన్న ఒక్క స్పృహ చాలు. ఎంత జాగరూకతతో మీ జీవితాన్ని మీరు తీర్చిదిద్దుకోవాలో మీకు అర్థమవుతుంది. ఏమైనా అర్థమవుతుందా? రైట్. నిరంతరం దినదిన ప్రవర్తమానమవుతూ సక్సెస్ సెక్యూరింగ్ మనుషులుగా మారాలి. నిరంతర విజయ ప్రాప్తి. తప్పుల నుంచి నేర్చుకునేటువంటి సహజ గుణం నమ్రత. కేవలం నీ తప్పు నుంచి నీవు నేర్చుకోవటమే కాదు, ఇతరుల తప్పుల నుంచి కూడా నేర్చుకున్నట్టయితే ఇట్స్ ఎ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ టువర్డ్స్ సక్సెస్. లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్, లెర్నింగ్ ఫ్రమ్ సక్సెస్, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్, లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ అదర్స్. దాట్ ఈస్ ది బ్రాడ్ పర్స్పెక్టివ్ వీ మస్ట్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్. బికమింగ్ ఎ బెటర్ స్టూడెంట్ అనే టాపిక్ వెనకాల నేను ఒక సూర్యోదయ బొమ్మను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాత్రి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఎన్నో గొడవలు, సమస్యలు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. పడుకుంటాం, 6 అవర్స్, 7 అవర్స్ నిద్రపోతాం. లేచేసరికి మన ప్రకృతిలో ఉన్న సహజ తత్వం వల్ల వీ ఫీల్ రీఛార్జ్ అండ్ వీ ఫీల్ లైక్ ఫేసింగ్ ది మార్నింగ్ మోర్ కాన్ఫిడెన్స్. జీవితంలోని ప్రారంభ దశలో ఉన్నటువంటి వాడు నేను. ఇతరత్ర ఒక వయస్సులో ఒక దశ దాటిన తర్వాత వచ్చేటువంటి రకాల ఇబ్బందులు, సమస్యలు, మనస్తత్వాల సంఘర్షణ మీకు ఇప్పుడు లేవు, మీరు ఆ రుచి చూడలేదు. ఎప్పుడన్నా అమ్మా నాన్న గొడవ పడితే కొట్లాడతాయో అని అనుకుని తప్ప మీరు డైరెక్ట్ గా అనుభవం దక్కలేదు. అమ్మా నాన్న గొడవ పడితే ఆ రోజున ఇంట్లో చికాకులు, బహుశా అమ్మ వండలేదు, మనం తినలేదు, బయటకు వచ్చే 10 రూపాయలతో ప్లేట్ ఇడ్లీ తిని కాలేజీకి వచ్చేసాము. ఈ ఒక్క సంఘటన ఏం నేర్పించాలి మనకి? భవిష్యత్తులో మన జీవితంలో మనం ఘర్షణ పడకూడదు అని నేర్పించాలా ఉందా? అది నేర్పించకపోతే ఏమవుతుంది? అహంకార ధికార భావంతో ఘర్షణ పడటం సహజం. రేపు పొద్దున నేను పెళ్ళైన తర్వాత నేను ఇలానైనా భార్యను ట్రీట్ చేస్తాననేటువంటి అహంభావం ఎందుకు? సమర్థనీయమా? ప్రతి చిన్న విషయం నుంచి విశ్లేషణాత్మకంగా గ్రహించే తత్వాన్ని, ఎన్ అనలిటికల్ బెట్ ఆఫ్ మైండ్ దట్ వండర్ఫుల్లీ అనలైజెస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అరౌండ్ యూ, ఇన్ ది వరల్డ్, in the universe is going to make a difference to your perceptions and you can becoming a better student. నిజానికి మంచి విద్యార్థులైతే మీకే లాభం. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫ్యాకల్టీ, నాట్ ఫ్యాకల్టీ, ఎందుకంటే నాకు తెలియాలి కదా అందుకని అడిగాను. ఏ డిగ్రీ చదివి ఎంబీఏకి వచ్చావమ్మా? బిఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఎన్ని మార్కులు వచ్చాయి బిఎస్సీ ఎలక్ట్రానిక్స్? ఓవరాల్ గా 73. ఆ మిగిలిన 27 ఎవరికి ఇచ్చినట్టు? అది ఎవరికి ఇచ్చావని అడుగుతున్నా. నాకు ఇచ్చావా? దేవునికి ఇచ్చావా? రైట్. ఇప్పుడు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్. ఈ ఎంబీఏలో ఎంత తెచ్చుకుందామని అనుకుంటున్నావు? 80. మిగిలిన 20 ఎందుకు త్యాగం చేస్తున్నావు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎవరో ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆయన అని అనుకోకండి. 100కి 100 తెచ్చుకోవడం అంత తేలిక కాదని బుద్ధి నాకుంది. ఎందుకంటే 61లో నేను ఎంకామ్ పాస్ అయ్యాక ఇప్పటికి ఎన్నేళ్ళు? 52 పాస్ అయ్యాను. లెక్కలు ఎక్కడి నుంచి? ఏ మైనస్ బిలో ఏ అండ్ బి మస్ట్ బి డిఫైన్డ్, అదర్వైజ్ యూ విల్ అరైవ్ ఎట్ రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్స్. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, ఏమా 73 దగ్గర ఆగిపోయావు? ఆ 3 ఏళ్ళు బిఎస్సీ కొంచెం కష్టపడితే 83 వచ్చిండేదేమో, 83 వస్తే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేద్దామనిపించేదేమో, అమెరికాకు వెళ్ళి ఎంఎస్ చేసేదానివేమో, బెల్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగం వచ్చేదేమో. ఆ ధ్యాస లేనందువల్ల 73 దగ్గర అక్కడ సెటిల్ అయ్యి నాకన్నా 14 మంది పైన ఉన్నారు కాబట్టి ఎంబీఏ చేసేద్దామని ఇట్లా వచ్చేసింది. గేమ్ టు ఎంబీఏ లాస్ట్ ఎలక్ట్రానిక్స్ డోంట్ వర్క్. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, బట్ ఎంబీఏలో ఎంత తెలుసుకుంటామమ్మా అంటే 80% అని చెప్తుంది ఆమె. ఏం హయ్యా? లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్పనన్నారు. డ్రీమ్ బిగ్ అంటాడు అబ్దుల్ కలాం. సార్ ఐ విల్ సెక్యూర్ 90, 95, నథింగ్ లెస్ దాన్ 95 అని చెప్పు. 80% సార్. ఈ సంసార పక్షం ఎందుకు అంటున్నాను నేను ఇలాంటి విషయాలలో? ఏం చదివావు తల్లి? ఎంత పర్సెంట్ వచ్చింది? 71. ఇప్పుడు MBA ఎంత తెచ్చుకుందామని? ఇంతసేపు నేను చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఎందుకు మనం నేర్చుకోము? ఇప్పుడు మీకు అర్థమైందా? ఏం గ్రహించారు మీరు? నాకు వాళ్ళిద్దరు ఫ్యాకల్టీనో తెలియదు, స్టూడెంట్స్నో తెలియదు, ఫస్ట్ ఇయరో తెలియదు, సెకండ్ ఇయరో తెలియదు. ఐఎమ్ ఇగ్నోరెంట్ కంప్లీట్లీ. నేను అమ్మాయిని అడిగాను, నిజంగా ఆవిడ నాకు 73 వచ్చింది సార్, అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఎంత తెచ్చుకుందాం అనుకుంటున్నాం? 80 తెచ్చుకుందాం అనుకుంటున్నాను. నేను ఎనలైజ్ చేశాను, మీకు అర్థమైంది కదా? అవునా? ఆ పక్కన అమ్మాయిని అడిగాను, ఆవిడ నాకు 71 వచ్చింది సార్. కరెక్ట్ అవునా? అంటే మళ్ళీ 80%. అంటే నేను ఇంతసేపు ఇంత వివరంగా చెప్పింది ఎయిమ్ ఎట్ సంథింగ్ హై అనేటువంటిది కనీసం నోషనల్ గా రేపు పొద్దున సాధిస్తారా సాధించరనేది పక్కనట్టు పెడదాం. కనీసం సార్ నథింగ్ లెస్ దాన్ 90, నథింగ్ లెస్ దాన్ 95 అని చెప్పడానికి కూడా మనసు ఎందుకోవడం లేదు? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశావా? ఏం తిన్నావు? అది ఓ బ్రెడ్ తింటే ఏమొస్తుంది? కనీసం బ్రెడ్ లో జామ్ పెట్టుకున్నావా? మిల్క్ అండ్ బ్రెడ్ మరి అంటే ఏ న్యూట్రిషన్స్ లోపలికి వెళ్తాయో ఆ రకమైన ఆలోచనలు ఇక్కడ వస్తాయి. ఈట్ హెల్తీ ఫుడ్, యూ విల్ గెట్ హెల్తీ ఐడియాస్. సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సార్ డబ్బు ఉండాలి కదా సార్? నేను డబ్బు గురించి మాట్లాడతాను. నువ్వేదో డ్రై ఫ్రూట్ లడ్డు రోజు రెండు తినమ్మా అని నేను చెప్పటాను కాదు. ఒకటి 40 రూపాయలు ఉంటుంది కాస్ట్లీ సార్ అని నేను చెప్పటం కాదు. నేను చెప్తున్నది తినే ఆహారం. ఇంట్లో ఒక పిడికెడు పెసలు నానేస్తే అమ్మతో చెప్పు, స్ప్రౌట్స్ అంటారు, మొలకలెత్తింది కనుక తింటే దట్ విల్ గివ్ యూ ఎనర్జీ. ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, యాక్టివైజ్ యువర్ సెల్ఫ్, ఎన్థ్యూజ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ది కాస్ట్. అందంగా ఉన్నవాళ్ళు ఏ నగలు అక్కర్లా, లేని వాళ్ళు ఎన్ని వేసుకున్నా దాంట్లో అవునా కదా? ఒకరు అందంగా ఉంటే ఎందుకు నగలు? ఎందుకు లేవనుకో, ఎన్ని నగలు వేసుకుంటే ఏం లాభం? సారీ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అర్థం చేసుకోండి. నీలో బలమసి వీర్యమసి సరే అవన్నీ పక్కనట్టు పెట్టండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎనర్జెటిక్ ఎందుకు అయ్యా బతుకు? ఇఫ్ యు ఆర్ నాట్ ఎంథూజియాస్టిక్ మీతో ఎవరు స్నేహం చేస్తారు? అసలు మీకు ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి? శుద్ధ వేస్ట్ ఫెలో కింద డెసిగ్నేట్ అవుతారు. రైట్. సో బికమింగ్ ఎ బెటర్ స్టూడెంట్ ఈజ్ ఫర్ ది గుడ్ ఆఫ్ వన్ అండ్ ఆల్. అంటే కేవలం మీరు మీ స్వార్థ చింతనతోనే నేను బాగుపడాలి, నాకెక్కువ మార్పులు రావాలి అని అనుకున్నప్పటికీ ఇలా అందరూ ఎప్పుడైతే బాగుపడతారో సహజంగానే మొత్తం సమాజం దేశం బాగుపడతాయి. It will be for the collective good of everyone when everyone becomes better. So samaja kshemam vyakti kshemamlo undi anetundi vishayanni manam grahinchali. Amayikanga puttinatundi manam okkokka prashna isukuntu amma nana akka annaya guruvulu ivanni cheppinani grahistu sondanga telusukuntu chadukuntu లైబ్రరీను ఇంటర్నెట్ సినిమాలు టీవీ సీరియల్స్ తెలుసుకుంటూ స్నేహితులతో డిస్కస్ చేస్తూ అనేక లక్షల విషయాలు మనం నేర్చుకున్నాం. అందుకని గ్రోయింగ్ గా ఈజ్ ఫర్ లర్నింగ్ మోర్ అండ్ మోర్. మీరు ఏ 5th క్లాస్ లో చదివినప్పుడు బహుశా ఏ మ్యాథమెటిక్స్ బుక్ ఒక 120 140 పేజీలో ఉండేది కదా? ఇప్పుడు మీరు MBAకి వచ్చేసరికి 7 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క దానికి 300 పేజీల పుస్తకం ఉంటుంది. ఇదేమిటిది? ఉత్త ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్, సజెస్టెడ్ రీడింగ్ ఇంతుందని మీ టీచర్ మిమ్మల్ని అలరగొట్టేస్తారు. ఇదంత ఎవరు అవుతారు సార్? ఆలయం మనం లేదా? రైట్ లేవా? అయిపోయింది. మనం బయలుదేరటానికి ముందే డెస్టినేషన్ డిసైడ్ చేసినాము, స్టార్టింగ్ పాయింట్ డిసైడ్ చేసినాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక బ్లాంక్ స్క్రీన్ గురించి చెప్పాను. సినిమా ప్రారంభం కాకముందు తెల్లని స్క్రీన్, అయిపోయిన తర్వాత తెల్లని స్క్రీన్ చూసేది ఎందుకు? ఇంట్లో కూర్చొని సరిపోలే. ఆ తెల్లని స్క్రీన్ లో ఆద్యంతాలు తెల్లతనం మధ్య ఉన్న రంగుల కథ, ఆ సంగీతం, ఆ పాట, ఆ ఆట, అదేదో దారేది. ఎక్కడికి దారి? దారేది నాకు తిక్కుందా తిక్కకో లెక్కలు ఉన్నాయి, కన్నా తిక్కలకు లెక్కలు లేవు. వాడికి లెక్క లెక్క ఉంది, మనకు లెక్కలేనని తిక్కలున్నాయి. మరి లెక్కలేనని తిక్కలున్న వాళ్ళు లెక్కున్న తిక్కల వాళ్ళ సినిమాలు చూస్తుంటే ఎట్టా ఉంటుంది? మన్ను తిన్న పాముల్లా పడుండే ప్రమాదం ఉంది. అమృతం తిన్న వ్యక్తులుగా జీవించండి, మన్ను తిన్న పాముల్లా జీవించవద్దు. సో గ్రోయింగ్ అప్ ఈజ్ ఫర్ లర్నింగ్ మోర్ అండ్ మోర్. దట్ ఈస్ యూ బికమ్ మోర్ ఎక్విప్డ్, క్వాలిఫైడ్, స్ట్రెంగ్థెన్డ్, ఎనర్జైజ్డ్. ఉదాహరణకు ఒక 10 ఏళ్ల క్రితం నువ్వేమవుదామనుకున్నావమ్మా? గుర్తులేదు సార్, ఎప్పుడు అనుకోలేదా? ఏమనుకున్నావు 10 ఏళ్ల క్రితం ఏమవుదాం అనుకున్నావు? నీ గురించి అడుగుతున్నా అమ్మా, గట్టిగా చెప్పు. 10 ఏళ్ల క్రితం ఏదైనా జాబ్ చేద్దాం అనుకున్నావు? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. 10 ఏళ్ల క్రితం మీకున్న అప్పటి వయస్సు, స్నేహాలు, పరిచయాలు, పరిస్థితుల వల్ల ఏదో ఒకటి మా ఇది అమ్మలాగానో అక్కలాగానో చిన్నమ్మలాగానో కాకుండా ఉంటే సరిపోతుందని మీరు అనుకున్నారు. కానీ యువర్ నాట్ క్లియర్ అండ్ స్పెసిఫిక్. ఎ క్లియర్ గోల్ ఈజ్ నెససరీ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. కనీసం ఇంత వయస్సు వచ్చి ఇంత చదువుకుని ఇంత ప్రపంచం గురించిన అవగాహన ఉన్నందువల్ల ఇప్పుడైనా కనీసం స్పెసిఫిక్ గోల్స్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. వేర్నెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఊరికే కొందరితో పలకరిస్తున్నప్పుడు ఏదో అమ్మాయిని అడిగింది సార్ నన్ను అడగలేదని అనుకోకండి. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగానని అనుకుని సమాధానం చెప్పుకోండి. 10 ఏళ్ల క్రితం మనకు తెలియదు. ఉదాహరణకు నా చిన్నప్పుడు నేను అప్పుడు మీరు ఏంటి, మీరు చూసుంటారు గుర్రబడులు ఉండేవి జక్కాలని చెప్పని అనేవాడు సికింద్రాబాద్ స్టేషన్లో. వాడు 6 గురు కూర్చున్న టకటకటకటకటకటక ఆ గుర్రం నడుస్తూ ఉంటారు. పెద్దోళ్ళైన నేను కూడా గుర్రం నడపాలి, గుర్రం పాడాలి అనుకున్నా. సరే దేవుని దేవుడు నన్ను దేవుడు ఏదో వేరే నడపడానికి పెట్టుకున్నాడు, గుర్రబడి ఇంకోటి తప్ప చెప్పాడు అది వేరే సంగతి. అంటే తెలియనప్పుడు మనం ఏదో అనుకుంటాం. లారీ డ్రైవర్ అయితే అబ్బో అంత పెద్ద లారీ అని అనుకుంటాం మనం. ఒక వయస్సు చిత్రాలు కూడా ఇక్కడేలా తప్ప నేను వాళ్ళని కోపట్టంగా లారీ డ్రైవర్ అవుదాం, జెట్కా బండి డ్రైవర్ అవుదాం, రిక్షా డ్రైవర్ అవుదాం, ఆటో డ్రైవర్ అవుదాం అనుకుని మనం అర్థానికి అయ్యూస్ చేసుకోవడం ఏంటి? ఇట్ వాజ్ ఆల్ రైట్ 10 ఇయర్స్ ఎగో ఆర్ 20 ఇయర్స్ ఎగో, నాట్ నౌ. రీడిఫైన్ యువర్ ఫ్యూచర్, ఇంక్రీజ్ ది క్లారిటీ, ఇంప్రూవ్ ది పెర్ఫార్మెన్స్, అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ యూ. వి ఆర్ అవర్ థాట్స్, మనం మన ఆలోచనలు. ఈ ఆలోచనలు ఎక్కడుంటాయి అమ్మా? మైండ్. ఈ మైండ్ ఎక్కడ ఉంటుందమ్మా? ఉండన్నారా? మైండ్ ఎక్కడ ఉంటుంది? బొట్టం వేలో ఉంటుందా? చిట్కన వేలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. ఈ తలలో ఉన్నదాన్ని మైండ్ అంటామా? ఇంకేదన్నా పదాలు కూడా వాడతామా? బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ ది హార్డ్వేర్, మైండ్ ఈజ్ ది సాఫ్ట్వేర్. ఇప్పుడు సంగీతం మీద ధ్యాస పెడితే అద్భుతమైన పాటలు పాడే వ్యక్తిగా, నృత్యం మీద ధ్యాస పెడితే నృత్యం చేసే వ్యక్తిగా, కవిత్వం మీద ధ్యాస పెడితే కవిత్వం రాసే వ్యక్తిగా కదా. అంటే ఇక్కడ ఉన్న మీ మనస్సు దాని శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా, సరిగ్గా వినియోగించుకుంటున్నారా? ఫస్ట్ ప్రశ్న. కొంత నేనేదో వివరం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రెండవ ప్రశ్న, మీ మనస్సు మీదేనా? మీ మనస్సు మీదేనా? నీ మనస్సు అమ్మా, నీ మనస్సు. మరి మన మనస్సు మందే అయితే మనం చెప్పిన మాట ఎప్పుడు వినాలి కదా, వినదే. నా మనస్సేనప్పుడు నా మాట వినాలి, నే చెప్పినట్టు వినాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే వద్దు, వెనక్కి రమ్మంటే రావాలి. మరి మన మనస్సు మన మాట వినటం లేదు అని అంటే మనస్సు యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే మన మనస్సు కోతి లాంటిది అని ఎందుకన్నారంటే మనస్సుకున్న చంచలత్వం వల్ల ఏకాగ్రత, ఏకాగ్ర దృష్టి నిలబడలేకపోవడం వల్ల నష్టపోతున్నది ఎక్కువవుతున్నది. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ట్యాప్ తిప్పాం, నీళ్లు వస్తున్నాయి. నీళ్లు సాధారణంగా కింద ఏదో గిన్నెనో కుండనో మనం పెడతాం, నీళ్లు నిండుతాయి. ఉదాహరణ మనం జల్లెడ పెట్టాం, ఏమవుతుంది? కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి మనస్సు కారిపోతూ ఉంటుంది. ట్యాప్ తిప్పింది నీళ్లు పట్టుకోవడానికి, కింద కుండనో గిన్నెనో ఏదో ఒకటి పెట్టాలి. చిన్న గిన్నె ఉంటే చిన్నది, పెద్ద గిన్నె ఉంటే పెద్దది, అది వేరే సంగతి. ట్యాప్ తిప్పేసి వదిలిపెట్టే తప్పు. నేను జల్లెళ్ళ పడుతున్నా సార్. ఏం పడుతున్నావు జల్లెళ్ళు? ఎట్లా పడుతుంది జల్లెళ్ళు? ఎక్కడికక్కడ కాకపోతుంటే చుక్క నిల్వ స్పూన్ పట్టుకున్నా కలిసి ఉన్నాను చుక్కలు తప్పుతాయి. జల్లెడ్ ఏం మిగుతుంది నీకు? మిగలదు. మరి జల్లెడ లాంటి మనస్సు పెట్టుకుని మనం జీవితంలో పైకొద్దాం అనుకుంటే ఎట్లా రాగలుగుతాము? ఆల్ యువర్ డైరెక్షన్స్ డైగ్రెషన్స్ డిస్ట్రాక్షన్స్ టెంప్టేషన్స్ ఆర్ గోయింగ్ టు స్పాయిల్. నెక్స్ట్ 2 ఇయర్స్ తపస్సు చేసినట్టు చేయండి. అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ వాళ్ళకు 1 ఇయర్ తపస్సు. మామూలుగా మనం సినిమాలలో చూస్తాం చూడు, వాడు గాలి వచ్చినా నీరు వచ్చినా మేనకు వచ్చినా రంబు వచ్చినా అంటే అన్డిస్టర్బ్డ్ వాడు. అప్పుడు దేవుడు ప్రకారం ఏం కావాలి వరుడు నరుడు అని అడుగుతాడు. అప్పుడు ఆ 80లో 90లో జాగ్రత్తగా ఆలోచించుకోరుకోండి. అన్డిస్టర్బ్డ్ ఇఫ్ యూ క్యాన్ కాన్సన్ట్రేట్ యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ 3rd class or 4th class చదువుతున్నప్పుడు ఏ ఊరయ్యింది ఊరు పేరు చెప్పరా నా తెలుసులే. కొలాపూర్ లో 3rd class or 4th class చదువుతున్నప్పుడు మీ సోషల్ స్టడీస్ మేడం వచ్చి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎప్పుడన్నా హైదరాబాద్ చూసినావా అని అడుగుతుంది. 4th class చదువుతున్నప్పుడు చూసినావా? చూడలే. హైదరాబాద్ చూడలేదని పాపం కుర్రాడు నిజం. అప్పుడు ఇప్పుడు అబద్దాలు చెప్తాం కానీ అప్పుడు నిజమే చెప్తాము. తెలివితేటలు ఎక్కువైనాక అబద్దాలు చెప్తాం మనం. చూడలేదు హైదరాబాద్. చూడ ఆంధ్రప్రదేశ్ చూసిన వాళ్ళు హైదరాబాద్ చూడలేదంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా నా టెన్షన్ లోనే ఉంటాడు. ఇండియా చూసిన వాంటది, అరే వరల్డ్ చూసిన వాంటది. ఏంటి మేడం ఇట్లా అడుగుతున్నావు? నేను చూడలే మహబూబ్నగర్ దాటిలేదు, కొల్హాపూర్ దాటిలేదు, మహబూబ్నగర్కి ఒక పాలు పోయిన జగ్జర్కి ఒక పాలు పోయించినానే ఆయన పిల్లగాడు సమాధానం చెప్తాడు. అప్పుడు ఏమంటదంటే, ప్రపంచం ఎంత పెద్దది తెలుసా? 5 ఖండాలు, 5 సముద్రాలు, అపూర్వం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం చాలా పెద్దది. రేపు పొద్దున చూపిస్తా అంటే పరేషాన్ అయి పొద్దున రాత్రి నిద్రపడ్డారు. 2 రోజులు పొద్దున క్లాస్కి వస్తారు. క్లాస్కి వస్తే ఒక మ్యాప్ తీసుకొచ్చి ఇంత దాడబెడతారు. పెద్ద ఉంటుంది సముద్రాలు ఒరే పిచ్చోడా పక్కన స్కేల్ అని చెప్పి రాస్తున్నది. 1 సెంటీమీటర్ = ఏదో 100 or 1000 kilometers అని చెప్పి స్కేల్ అని చెప్పని అంటారు. ఒక్క చిన్న రూమ్ లోకి నేను అంత పెద్ద ప్రపంచాన్ని ఎట్లా తీసుకొస్తాను అనుకున్నావు నువ్వు? ఈక్వేషన్ అర్థం చేసుకో. 1 సెంటీమీటర్ = 1000 kilometers అని అలా నెక్స్ట్ 1 year = next 40 years ఆఫ్ యువర్ లైఫ్. అది 1 సంవత్సరమో 2 సంవత్సరమో తపస్సు చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, సాధుకుమోసులో కూర్చోమంటావా, అన్నం తినకుండా ఉండమంటావా, రాత్రి చీకట్లో చెట్టుకుంటూ కూర్చోమంటావా, అడుగుగా నువ్వు చెప్తున్నా. నేను చెప్తున్న దాని అంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎంత అన్డివైడెడ్ అటెన్షన్తో ఉండాలో, దానివల్ల ఎన్ని లాభాలో రానున్న 40-50 ఏళ్ళు మీ తరువాత తరం నిరంతరం తరంతరం మారిపోతూ ఉంటుంది మీ భవిష్యత్ అనేటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. వీఆర్ అవర్ థాట్స్, వీఆర్ అవర్ క్వశ్చన్స్, వీఆర్ అవర్ డ్రీమ్స్, వీఆర్ అవర్ చాయిసెస్, వీఆర్ అవర్ డిసిషన్స్. బీఎస్సీ చేసిన అమ్మాయి ఎంఎస్సీ చేసుండవచ్చు, దొరుకుతుంది ఎక్కడో చోట. ఎందుకో ఎంబీఏ చేద్దామనిపించింది. అంటే ఒక చాయిస్, ఒక డిసిషన్, ఒక డిఫరెన్స్, ఒక వేరే మార్గము షీ హాజ్ ఆప్టెడ్ ఫర్ దట్. మీకు అర్థమవుతుందని చెప్పేది అంటే అనుక్షణము మనకు చాయిసెస్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ కూర్చొని ఈ క్లాస్ విందామనేది ఒక నిర్ణయం. ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? మన నిర్ణయం ఏమైనా చెప్తాడా? చెప్పిండనుకో మనం వింటామా? విన్నామనుకో అర్థమవుతుందా? అర్థమైందనుకో గుర్తుంటుందా? గుర్తున్నదనుకో చేస్తామా? అస్సలు చెయ్యం. ఎంత ఉంది మనం? మీవే క్వశ్చన్స్, మీవే నిర్ణయాలు, మీవే భవిష్యత్తు, మీదే ఫలితాలు. ఇవి మనం అర్థం చేసుకుంటే ఏమర్థం అవుతుంది మనకు? ఇట్స్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ సార్. రిఫ్లెక్టివ్ థింకింగ్ అండ్ రివ్యూ అనేది సీక్రెట్ అండి జీవితంలో. బింబ ప్రతిబింబ సామ్యం అంటే, అద్దం ముందు నిల్చుంటే నా ముఖం కనబడుతుంది, ఎవరు నిల్చుంటే వాళ్ళ ముఖం కనబడుతుంది. కానీ చూసే నేర్పరితనం ఉన్న ఈ కళ్ళకి వెలుతురు ఉంటేనే కనబడుతుంది. చీకట్లో అద్దం ముందు నిల్చుంటే మనం కూడా కనబడాలి. పాయింట్ నంబర్ 2, ఎవరు నిల్చుంటే ఆ బొమ్మ చూపించే అద్దానికి ఒక రకమైన స్వచ్ఛత పవిత్రత ఉన్నాయి. ఏది నీవు జీవితం అనుకుంటావో ఆ జీవితాన్ని నీవు సృష్టించుకోవచ్చు. యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ డెస్టినీ, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ డెస్టినీ అని వివేకానంద అంటాడు. అదే సార్, మేము చిన్నప్పుడు చదివాం బ్రహ్మం ఒకసారి రాసి పెడతాడట, రాసి పెట్టిన తర్వాత అంతేనట, ఇప్పుడు నేను ఎందుకు ఫెయిల్ అయ్యానని అనుకున్నావు, ఆయన రాసి పెట్టి తక్కువ మార్కులు ఎందుకు వచ్చిందనుకున్నావు, ఆయన రాసి పెట్టింది నీట్లన్న తెల్లగను ఉన్నాలగను పోటీగానో పొడుగానో గుర్తిన ఎందుకు అనుకున్నావు, ఆయన అంత రాసినట్టు అవుతుంది సార్, అంత నాకు బాగా నమ్మకం సార్, నేను ఎన్నో సార్లు ఫెయిల్ అవుతాను అనుకున్నా సార్ ఫెయిల్ అయ్యా సార్, ఆహా ఆయన రాసి పెట్టిందా. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా మన చేత కానితనాన్ని చేతనైన వాడికి రుద్దటం మనం చేస్తున్న తప్ప. ప్రూవ్ దట్ యు కెన్ డిఫర్ ఫ్రమ్ హిమ్ ఇఫ్ నెసరీ. మార్కండే కూర్చుందా 16 ఏళ్ళకి చచ్చిపోతామని చెప్పని చెప్పాడు. ఏం చేశాడు? చిరంజీవి అయ్యాడు. అది స్ఫూర్తినిచ్చేటువంటి ఒక్క ఉదాహరణ చాలు, జీవితంలో మార్పు వస్తుంది. సమీక్షాన్ని తర్వాత చెప్తాను. దాన్ని ట్యూన్ యువర్ మైండ్, మనస్సును శుద్ధి చేసుకోండి. ఒక వాయిద్యాన్ని వాయించడానికి, అది స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, దాన్ని వాయించడానికి ముందు శుద్ధి చేస్తారు. అలాంటి శుద్ధి మనస్సును చేసుకోవాలి. ఆ చిలిపి లక్షణాలు సహజమైన ఈ వయస్సులో ఉండేటువంటి ప్రలోభాలు, వీటిని మీరు ఈ 2 సంవత్సరాలు అదుపులో కనుక పెట్టుకుంటే 40 ఏళ్ళు సుఖమయమైన జీవితం జీవించడానికి ఈ ప్రపంచం మీకు లైసెన్స్ ఇస్తుంది. 2 ఏళ్ల ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అనుకున్నట్టయితే 40 ఏళ్ళు సబ్ఆప్టిమల్ యావరేజ్ బిలో యావరేజ్ లైఫ్ సిద్ధపడవలసి వస్తుంది. మరి 40 45 ఏళ్ళు 50 ఏళ్ల అద్భుతమైనటువంటి ఇతరులు నిబిడాశ్చర్యంతో చూసేటువంటి జీవితాన్ని జీవించదలుచుకుంటున్నారా, లేక పర్వాలేదు సార్ ఏదో జాబు, ఎందుకమ్మా ఏదో జాబు అంటావు, ఐ విల్ బికమ్ సంథింగ్ ఇన్ మై లైఫ్. పట్టుదల ఉండాలి కదా మనిషికి. పట్టుదల లేనప్పుడు ఏం గెలవగలుగుతారు, ఏం సాధించగలుగుతారు మీరు? అది దాని యొక్క ప్రయోజనం. ట్యూన్ యువర్ మైండ్. ఏమవుతుంది మనం మైండ్ ట్యూన్ చేస్తే? వినాలి, గ్రహించాలి, గుర్తుంచుకోవాలి, అమలుపరచాలనేటువంటి తత్వం అర్థం అవుతుంది. అంటే యూ విల్ లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్. ఇక్కడ చిన్న రహస్యం అవుతుంది. టైం ని మనం పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ కింద డివైడ్ చేస్తాం 3 భాగాల కింద. పాస్ట్ ఈజ్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్, నాట్ అవైలబుల్. ఫ్యూచర్ హ్యాస్ నాట్ ఎట్ అరైవ్, హెన్స్ నాట్ అవైలబుల్. సో ద ఓన్లీ థింగ్ దట్ ఇస్ అవైలబుల్ ఫర్ యూ ఈస్ ది ప్రెసెంట్. అంటే ఇఫ్ యూ మిస్ ది ప్రెసెంట్ వర్చువల్ యూ ఆర్ మిస్సింగ్ ఎవరీథింగ్. If you don't learn from the past, you are missing the past. Future has not yet arrived, so there is no question of getting anything from the future. Present is a preparation for the future. When you use the present properly, you are able to accomplish better your future. భవిష్యత్ నిర్మాణానికి వర్తమానాన్ని, గతం యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, అందుకే నేను ఇందాక గతంలోని తప్పులను నేర్చుకుని, మన తప్పుల నుంచి ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుని, ఆ నేర్చుకున్న తప్పులను సద్వినియోగపరుచుకున్నట్టయితే, వర్తమానాన్ని సజావుగా జీవించినట్లయితే, ఫ్యూచర్ క్యాన్ నెవర్ డైరెక్ట్లీ బికమ్ ది పాస్ట్. సెకండ్ బై సెకండ్ ఇట్ మస్ట్ డ్రిప్ స్లిప్ అండ్ బికమ్ ది ప్రెసెంట్, అండ్ ఫ్రమ్ ది ప్రెసెంట్ అగైన్ సెకండ్ బై సెకండ్ ఇట్ మస్ట్ డ్రిప్ ఇన్ టు ది పాస్ట్. If you are missing the present, by definition you are missing the future also. Vartamanamu mayamai, bhavishyattu mrugyamai, dhekosan jivistullantam. Dream and transform the dream into a reality, and that is going to make a big difference for you. Kasepa bhoma chudandi, ev jargutondho chudandi, evito chudandi. ఓ 3 4 నేను ప్రశ్నలు అడుగుతాను, ఏం కనబడిందో చెప్పాలి అని చెప్పి. మరి ఏం కనబడిందో మీరు చెప్పాలి, జాగ్రత్తగా చూస్తే తప్ప చెప్పలేదు. ఓకే, రెడీ? కనబడిందా బొమ్మ? ఏంటయ్యాది, ఏం చూసావు చెప్పు. బ్రిడ్జ్ ఎక్కడున్నదా? బ్రిడ్జ్ నది మీద ఉన్నదా? లోయ అంటే 2 కొండల మధ్య లోయ ఉంది, ఆ లోయను కలిపేటట్టు ఒక బ్రిడ్జ్ కట్టారు కదా, రైట్? బాగుంది. నువ్వేం చూసావమ్మా? నీకు ఆయన చెప్పిన దానికి అదనంగా చెప్పు, ఎడిషనల్. మళ్ళీ అదే చెప్పకు. బ్రిడ్జ్ మీద కార్లు లారీలు అసలుంటే పోతున్నాయి, రైట్? నీకేం కనబడింది, ఎడిషనల్ పాయింట్ చెప్పు. కట్టడం లేదు పోనీ. న్యూ పాయింట్. ఏమా బిట్వీన్ టూ మౌంటైన్స్? అవును, బిట్వీన్ టూ మౌంటైన్స్ ఒక బ్రిడ్జి కార్లు పోతున్నాయి, మూడు పాయింట్లు కవర్ అయిపోయినాయి. కొత్త పాయింట్ చెప్పాలి నాకు. అమ్మా గ్రీనరీ, ఆ చుట్టూ కొండలు అవి ఉన్నాయి. ఏం కనబడటం లేదు. వాటర్ ఫాల్ ఎక్కడుందా వాటర్ ఫాల్? అమ్మా సరే వెనకాల ఎక్కడో వాటర్ ఫాల్ ఉండే ఉండొచ్చులే పోని. అమ్మా అన్నవే ఉన్నాయి, కొత్తవి ఏం లేవు. రైట్, నేను ఒక ఐదారు అడిగాను, నేను ఏమి కనబడిందో చెప్పమని చెప్పి అడిగిన వాళ్ళు పాపం వాళ్ళకి తోచినే చెప్పారు. కొందరు మాకు ఏమి తోచటం లేదు సార్, కనబడటం లేదు సార్ అని చెప్పారు. పర్వాలేదు, సాధారణంగా బ్రిడ్జి కట్టినప్పుడు కింద పిల్లర్స్ స్తంభాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఆడున్నాయా? లేవు. ఎందుకు లేవు అంటే అర్థం ఏమిటంటే, చూస్తూ ఉన్నప్పుడు ఒక ఒరిజినల్ పిక్చర్ మన అనుభవంలో ఉన్నటువంటి దానిని ముందుకు తీసుకొచ్చి ఎదురుగుండా ఉన్న దానితో కంపేర్ చేసి కాంట్రాస్ట్ చూసి ఏదుంది ఏది లేదు ఎందుకు లేదు రూట్ కాజ్ ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం. ఎంత హైట్ మౌంటైన్స్ ఉంటుందో వ్యాలీ అంత డెప్త్ లో ఉంటుంది. అంత ఎత్తు స్తంభాలు కట్టాలంటే ఎంత ఖర్చు? అందుకని ఏం చేశారు వాళ్ళు, కట్టిన బ్రిడ్జ్ యొక్క మొత్తం బరువు, దాని మీద వెళ్ళొచ్చే లారీలు జనాలు వస్తువులు వీటి మొత్తం బరువు కేవలం వైర్స్ మీద సపోర్ట్ అయ్యేటట్టు డిజైన్ చేశారు. మీరు ఎవరన్నా బీటెక్ బిఈ చేసి ఎంబీఏ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే చేయొద్దండి, ఉంటారేమో అనుకున్నాను. పోనీ అక్కర్లా, మనం ఇంజనీరింగ్ చదవకపోవచ్చు. నేను ఇంజనీరింగ్ చదవలే, ఓ నాలుగు బొమ్మలు చూస్తే హో అని ముక్కు మీద వేలేసుకునే కొత్తదనం గొప్పదనం తెలుస్తుంది కదా. ఎందుకు చేయకూడదు? సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఛాలెంజింగ్, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. వందల కోట్ల డాలర్లు ఖర్చు అయి ఉండవచ్చు, ఒకటో అరో పొరపాటు జరిగితే ఒకటో ఇద్దరో చర్చి ఉండవచ్చు. డీటెయిల్స్ మనకొద్దు, కావాల్సింది ఫినిష్ ప్రోడక్ట్. దీనివల్ల ఏమైంది, రానున్న ఒక నూరు సంవత్సరాలకి లక్షల కోట్ల గంటల సమయం మిగిలింది, డబ్బు మిగిలింది, అరుదైనటువంటి ఆ పెట్రోల్ డీజిల్ మిగిలింది, సమయం మిగిలింది. రెండు దూరం దూరంగా ఉన్న ప్రాంతాలు దగ్గరయ్యాయి. ఆ రెండు కలిసి ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసేటువంటి ఎకానమీ సృష్టించుకోగలిగారు చైనాలోని టీచర్. చైనా వాళ్ళు మనకన్నా ఒక 150 ఏళ్లు ముందున్నారట. అంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకుంటే మీరు ఇంకెంత సీరియస్ గా మీ భవిష్యత్తు నిర్మించుకోవాలో మీకు అర్థమవుతుంది. ది ఎంటైర్ ప్రోగ్రెస్ ఇన్ హ్యూమన్ సివిలైజేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది క్వశ్చనింగ్ మైండ్ ఆఫ్ ద ఇండివిజువల్. తమ తెలివిని తమ మనస్సును అదుపులో పెట్టుకున్న వాళ్ళు సాధించిన ప్రగతినే మనం రోజు కూర్చుని తింటున్నాము. మనం మన తరం వాళ్ళకి మిగిల్చిపోయేది ఏమిటో అర్థం చేసుకుంటే మనం చేయాల్సిన పనులేమిటో మీకు అర్థమవుతుంది. ఎందుకయ్యా మనం బాగుపడాలి? ఎందుకు విద్యార్థి దశలో మంచి విద్యార్థి అవ్వాలి? ఎందుకని మంచి భవిష్యత్తును మన దేశానికి మనకు మన కుటుంబానికి ఇవ్వాలనేటువంటి ప్రశ్నకు ఒకే ఒక సమాధానం, టు సక్సీడ్ ఇన్ లైఫ్, జీవితంలో గెలవటానికి. ఆనెస్ట్ గా ఎప్పుడన్నా చూడండి, ఒక గేమ్స్ లోనో స్పోర్ట్స్ లోనో ఎక్కడన్నా గానీ గెలిచిన వాడు ఎట్టా నిల్చుంటాడు, ఓడిపోయిన వాడు ఎట్టా నిల్చుంటాడు? గెలిచిన వాడి మొహం మీద ఎలాంటి చిరునవ్వు ఉంటుంది, ఓడిపోయిన వాడు ఎంత దీనంగా తల వంచుకుని తల దించుకుని ఉంటాడు? మరి మీరు తల ఎత్తుకుని జీవించదలుచుకుంటున్నారా, తల దించుకుని జీవించదలుచుకుంటున్నారా? అంటే మరి తల ఎత్తుకునే పనులు చేయాలిగా అంతే. ఆ ఒక్క పాయింట్ జీవితంలో మార్పు తీసుకొస్తుంది. What qualities you need to succeed in life? ఏం క్వాలిటీస్ కావాలి? మనం బిగినింగ్ లో మీరే చెప్పిండ్రు కదా సార్, యంగ్, ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్ అని అవే కదా సార్, ఇంకేముంటాయి, హార్డ్ వర్క్, ఆనెస్టీ, ఇవేవో రెండు మూడు పాయింట్స్ దొరుకుతాయి మనకు కదా. మొత్తం నేనేం చేశానంటే మనకు టైం లేదు కానీ ఒక 29 పాయింట్స్ పట్టుకొచ్చిన అండ్ సో ఆన్ అని కూడా రాసిన. అంటే మీ అమ్మతోనూ నాన్నతోనూ డిస్కస్ చేస్తే ఇవే 29 ఇంకో 36 ఉన్నాయని ఆయన చెప్తాడు, రాసుకోండి, లిస్ట్ రాసుకోండి. నెక్స్ట్ వీక్ మీరందరూ పండగ అయిన తర్వాత దీపావళి తర్వాత కూర్చుని ఆయన చెప్పిన 29 కి నా దగ్గర అడిషనల్ 3 ఉన్నాయి తెలుసా, నా దగ్గర 4 ఉన్నాయి, మా నాన్న 5 చెప్పాడు, మా అన్నయ్య అక్కడ రూర్కీలో ఏదో ఐఐటీలో చేస్తున్నాడు, ఆయన 18 పాయింట్స్ చెప్పాడని లిస్ట్ తయారు చేశాక నా పంపండి, నేను సంతోషంగా స్వీకరిస్తా. ఈ పాయింట్స్ ని ఎందుకు చెప్తున్నానంటే లిస్ట్ చేయటం ఏదో బజార్లోకి వెళ్తే అంత కూరలన్నీ కనబడతాయి, సూపర్ బజార్లోకి వెళ్తే 36 రకాల టూత్ పేస్ట్ కనబడుతుంది, మనం ఒక్కటే కొంటాం 36 కొనుక్కో మనం, అదేదో సినిమాలో శ్రీలక్ష్మి మగుడికి అన్ని టూత్ పేస్ట్ వాడమని చెప్తుంది, టూత్ బ్రష్లు టూత్ పేస్ట్లు. యూ డోంట్ బై ఎవ్రీథింగ్ దట్ ఇస్ అవైలబుల్ ఇన్ ది సూపర్ మార్కెట్. వాట్ డస్ ఇట్ మీన్? బి సెలెక్టివ్, be quality oriented, make a difference to yourself and to the others. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆ 29 క్వాలిటీస్ తో ఒక ఎక్సెల్ షీట్ లాంటివి తయారు చేసుకుని ఒక్కొక్క క్వాలిటీ మీకు సెల్ఫ్ స్కోర్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఏదో ఒక ఐటమ్ పికప్ చేయను అన్నా, ఏదో ఒక ఐటమ్ ఎట్ ర్యాండమ్ క్రియేటివ్, నీకు నువ్వు నీ క్రియేటివిటీ గుణానికి లక్షణానికి 0 to 10 లో ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు? 6/10 is your score for that single quality creativity. 31st October 2013 నాడు 6/10 అని చెప్పినటువంటి వ్యక్తి బై 31st December he must make it at least 6.5/10. ఎందుకు చెప్పానా లిస్టు? పరీక్షలో షార్ట్ నోట్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పినా? చెప్పలేదు. ఆ 29 అంశాలలో మీ సామర్థ్యం నేడు ఎంత, దీన్ని ఓ 3 నెలలకొకసారి 4 నెలలకొకసారి కంటిన్యూస్ గా రివ్యూ చేసుకుంటూ ఉంటే ఆ 6.57 అవ్వాలి, 5 ఉంటే 5.5 6 అవ్వాలి, 8 ఉంటే 9 అవ్వాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని మీరు మీ జీవితంలో నింపుకున్నట్టయితే ఇట్ విల్ బి మేకింగ్ ఎ డిఫరెన్స్ అని. సో వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్? కీప్ ఎక్స్టెండింగ్ యువర్ సెల్ఫ్, కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్, keep expanding yourself, keep excelling yourself. 73 వచ్చిన అమ్మాయిని ఎంత తెచ్చుకుంటావంటే 70 ఆల్ సార్ అని అనలేదు, థ్యాంక్ గాడ్ 80 అన్నది. ఎందుకమ్మా 80, వై డోంట్ యూ థింక్ ఆఫ్ 90 or 95 అని చెప్పా. అలా కీప్ ఎక్స్టెండింగ్, కీప్ ఎక్స్పాండింగ్, కీప్ ఎక్స్పీరియన్సింగ్, కీప్ ఎక్సలింగ్ అండ్ దాట్ మేక్స్ ది డిఫరెన్స్. ఒక్కసారి ఇది చూడండి మీరు, మామూలుగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క దాన్ని మనం క్రియేట్ చేస్తాం, కత్తిరించేది వేరు, స్క్రూ డ్రైవర్ వేరు, చాకు వేరు, సుత్తి వేరు, అది వేరు, ఇది వేరు. వాడు ఏం చేశాడు? వాడు 2-in-1, 3-in-1, 4-in-1, 5-in-1, 14-in-1 స్కౌట్స్ నైఫ్ అని చెప్పని అంటారు దాన్ని, అవునా? మల్టీ టాస్కింగ్ కి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ గా నేను దాన్ని చూపిస్తున్నాను. అంటే రేపు పొద్దున సార్ నేను ఫైనాన్స్ చదివినా, నేను మార్కెటింగ్ చదివినా, నాకు హెచ్ఆర్ వచ్చు, నాకు క్వాంటిటీస్ వచ్చు, నాకు ఫైనాన్స్ వీక్ సార్, బిఎస్ ఎలక్ట్రానిక్స్ చదివినా, స్టాటిస్టిక్స్ చదివినా, కామర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, ఆ పిల్లగాడు కామర్స్ ను ఎంబీఏ చేసింది సార్ ఫైనాన్స్. యూ మస్ట్ బి ఏ మల్టీ టాస్కర్. ఓవర్కమ్ ది డిఫరెంట్ డిఫిషియన్సీస్ దట్ ఆర్ దేర్ వెరీ. Try to be as good as anyone else in this world, so that learn to ask questions such as what, why and where, and that will make a big difference in your life. You must be useful for any task given. Sir, nen javinappudu syllabus lo lesa aa chapter aa sir cheppinappudu nen absent unna sir, sorry. ఎగ్జామినేషన్ లో ఆన్సర్ ఎనీ 5 of the following అని వస్తుంది, ఇంటర్వ్యూలో ఆన్సర్ ఎనీ 5 of the following అని అన్నారు. ప్రతి క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి. రియల్ లైఫ్ లో ఎనీ 1 of the 2, సారీ ఓన్లీ దట్ 1, అండ్ ఎవ్రీ 1 యూ మస్ట్ బి ఏబుల్ టు ఆన్సర్. ఫ్యూచర్ బై డెఫినేషన్ ఇది అన్సర్టెన్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం తెలియదు. ఏం చేయాలి? బెటర్ ప్రిపరేషన్. బెటర్ ప్రిపరేషన్ అప్పుడు వెన్ యూ బికమ్ బెటర్. దాని నుంచి నేను ఒక స్ఫూర్తివంతమైన జీవితం జీవించండి, మీ భవిష్యత్తును మీరు సృష్టించుకోండి, నిరుత్సాహపడవద్దు, గతాన్ని దృష్టిలో పెట్టుకుని భయపడవద్దు. అమ్మా నాన్న వాళ్ల తరం వేరు, మీ తరం వేరు, ఈ దేశానికి మంచి తరం సృష్టించడానికి మీరు ముందుకు దూకాలని నేను మీకు ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే యూ ఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ యువర్ డెస్టినీ. కాబట్టి బెటర్ ప్రిపరేషన్ ఈజ్ నెసెసరీ. బ్రేక్ ది బౌండరీస్. హద్దులు లేవు, బాధ్యతలున్నాయి, అది మర్చిపోవద్దు. లీవ్ యువర్ కంఫర్ట్ జోన్, ఎంటర్ ది ఛాలెంజ్ జోన్. సార్ రోజు 10 గంటలకు పడుకుంటాను సార్, 6 గంటలకు లేస్తాను సార్, 8 గంటలు నిద్రపోతున్నాం. ఈ వయసులో 8 గంటలు నిద్ర ఏమిటి? సింపుల్. except when you have some health problems, I have a feeling 6 to 6.5 hours of sleep should be sufficient for you. అంటే అక్కడ ఒక గంట గంట నువ్వు విడుచుకుంటే ఆ గంట గంట నన్ను చదువుకోవటానికి వాడుకోవచ్చు. మరొక పుస్తకం, మరొక ప్రాబ్లం, మరొక చాప్టర్, మరొక ప్రశ్న, మరొక చిన్న తప్పు చేయటం మానేయటం, మరొక కాన్ఫిడెన్స్, ఎస్ ఐ విల్ బికమ్ సంథింగ్. గ్లోబల్ కనెక్టివిటీ ఈజ్ ఎ రియాలిటీ టుడే. స్మార్ట్ మిషన్స్ అండ్ న్యూ టెక్నాలజీస్ హ్యావ్ బికమ్ something which we should reckon with. New media, these are just some of the drivers reshaping how we think about work, what constitutes work, and the skills that are needed to be productive contributors in the future. టెక్నాలజీ వద్దు అని మనం ఇంకా ఎద్దుబడ్డ మీద మనం వ్యాపారాలు వ్యవహారాలు చేస్తూ ఉంటే ఈ గ్లోబల్ ఎకానమీలో పోటీ పడగలమా? పడలేము. అంటే ఏ అలవాట్లు మానుకోవాలి, ఏ అలవాట్లు రీడిఫైన్ చేసుకోవాలి. ఎద్దుబండిని ఎందుకన్నాను? ఇన్సల్ట్ చేయడానికి కాదు, ఇది ట్రాన్స్పోర్టేషన్ మోడల్. దట్స్ వై ఐఎమ్ రిఫరింగ్ టు నీడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఐఎమ్ నాట్ రిఫరింగ్ టు ది మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అవసరమైన అర్జెంటు మందులైతే 10,000 రూపాయలు ఖర్చైనా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం. ఏవో 4 పుస్తకాలు అనుకో, పర్వాలేదు, షిప్ లో పెట్టరాయా, 3 నెలల తర్వాత వచ్చినా చదువుకుంటాం. లేదు సార్, ఇంటర్నెట్ ఉన్నది, ఇక్కడ ఓ అంటే అక్కడి నుంచి ఆ ఈ బుక్ ని డౌన్లోడ్ చేసుకుంటా. ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆల్ నాలెడ్జ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఇస్ అవైలబుల్ బై ఫింగర్టిప్స్. బరువైన వస్తువుకు కావలసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ రిక్వైర్మెంట్ వేరు, ఇన్ఫర్మేషన్ కి డేటాకి కావలసిన ట్రాన్స్పోర్టేషన్ రిక్వైర్మెంట్ వేరు. ఎప్పుడు అర్థం అవ్వాలి మనకి విషయం? సిలబస్ తో కన్ఫైన్ అయి ఈ ప్రశ్నకు ఈ సమాధానం ఈ పుస్తకంలో ఈ స్పేర్ బ్రాకెట్ నుంచి ఈ స్పేర్ బ్రాకెట్ వరకు ఉన్నదనేటువంటి పరిమిత పరిధిలో ఆలోచిస్తూ ఉంటే కుదరదు. అందుకే బ్రేక్ ది బౌండరీస్ అని చెప్పని మీకు చెప్పడానికి ప్రయత్నం చేశా. స్మాల్ గ్రూప్ యాక్టివిటీస్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. బహుశా రోజుకో గంటన్నర అటు ఇటు రాను పోను మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఎవరో ఎవరన్నా తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు లేచి నిల్చోండి, నిల్చో రైట్, అందరు ఇంగ్లీష్ మీడియమా, అబ్బో తెలుగు మీడియం రైట్. నీకు సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లో ఇంగ్లీష్ మీడియం అంటే అంతకుముందు ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్న ప్రస్తుతం సెకండ్ ఇయర్ క్లాస్మేట్ ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేడా? అంతకుముందు ఇంగ్లీష్ మీడియం, ఎవరు లేరు, అంతా తెలుగే. అదేనా నేను కన్వర్ట్ అయినా? అందరు కన్వర్ట్ అయిన వాళ్ళే, అందరు కన్వర్ట్ మేజర్. అంటే ఇప్పుడు మీరు బస్సులో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడన్నా మానేయకపోతే రేపొద్దున మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? తెలుగు మీడియమే అవ్వచ్చు కాక, తప్పేం కాదు, నేను తెలుగు మీడియం అనేది అడిగా. పట్టుబట్టి కసిబట్టి ఓకే, నా సంగతి పక్కన పెట్టండి, మళ్ళీ నా సంగతి చెప్పుకుంటున్నాను అనిపిస్తుంది మీకు. When I am talking, when I talk in English, I am confident that even those who have studied in English medium would not be able to compare, find out any defects of mine, either grammatical or otherwise. They will be surprised at my vocabulary, surprised at my extempore preparation, unprepared speeches that I can give. Sadhana vallu ostundi. Sadhana mana pannulu samakulu dharavana. బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కబులు చెప్పుకుంటూ ఆ టీవీ సీరియల్ చూసావా, నీ పాట బాగుంది చూసావా, వింటా చేతిలో పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోకండి. అందుకే తపస్సు అన్న పదాన్ని నేను వాడాను. నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇవాళ ఆ పాఠంలో పాయింట్ నీకు అర్థమైందా చెప్తున్నాను. నిన్న పాయింట్ ఒక ప్రశ్న నన్ను అడుగుని నన్ను చెప్పిన పాఠంలో పుట్ ఈవెన్ ద ట్రావెలింగ్ టైమ్ టు యూజ్ దెన్ ఇట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అది చెప్పడం కోసమని స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అని చెప్తున్నాను నేను. ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు చాలు సార్, మేము 10 మంది దోస్తులు ఉన్నాం సార్. అవునయ్యా, 10 మంది 3 గ్రూపుల కింద డివైడ్ అవ్వండి. ఈయనకు క్వాంటిటేటివ్స్ బాగా వచ్చు, ఆయనకు హెచ్ఆర్ ఓరియంటేషన్ ఉంది, ఆయనకు మార్కెటింగ్ ఓరియంటేషన్ ఉంది, నువ్వు హెచ్ఆర్ చదువుతున్నావు నిజమే, మార్కెటింగ్ లో ఒక కాన్సెప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ తప్ప. మల్టీ టాస్కింగ్, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది, సిద్ధపడండి అలాంటి జీవితానికి. మనకు ఎంత టైం ఉందో చెప్పాలి, గడియారం లేదని చెప్పారు కదా, గడి 12 అంటే 12:45 దాకా చెప్పొచ్చు అన్నారు కదా, 45 మినిట్స్ ఉంది. నిజానికి నేను సాధారణంగా 2.5 hours 3 hours తీసుకునేటువంటి సెషన్. ఉన్న పరిస్థితులను బట్టి డిస్కౌంట్స్ లేవు పండగ కదా, అందుకని డిస్కౌంట్. కానీ మీకేం నష్టం లేదు. ఎందుకు నష్టం లేదు తర్వాత చెప్తాను. ఫీల్ అవ్వకండి, కొన్ని స్లైడ్స్ ఫాస్ట్ గా లాగించేస్తాను. ఎందుకంటే 1.5 hours మనకు 1 hour 20 minutes. అందుకే అంత ఇంట్రడ్యూస్ చేస్తుంటే వద్దమ్మా అని చెప్పాను. ఎందుకంటే ఇంట్రడక్షన్ సరే వినండి. ఒక బొమ్మ మీకు చూపించాను, ఇందాక నేను ఒక బ్రిడ్జ్ చూపించి ఏం కనబడుతుంది అని అంటే కొందరు చెప్పారు కదా, డిట్టో ఎక్సర్సైజ్. పాయింట్ నంబర్ 1, వరుసగా అడుగను. నంబర్ 2, ఎట్ ర్యాండమ్ అడుగుతా, ఇక్కడ అడుగుతా, అక్కడ అడుగుతా, మళ్ళీ ఇక్కడ అడుగుతా, అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ అడుగుతా, మళ్ళీ మళ్ళీ అడుగుతా. అందుకని ఒక్కసారి అడిగినాక అభయ గారు మళ్ళీ నేను చెప్పక్కర్లేదు సమాధానం, రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. నెక్స్ట్, ఎవరిని అడిగినా ఎన్నిసార్లు అడిగినా కొత్త పాయింట్ చెప్పాలి, ఎడిషనల్ పాయింట్ చెప్పాలి. కెనాట్ రిపీట్. ఇందాక అదే సార్ స్తంభాలు లేవు, అదే సార్ బ్రిడ్జ్ సార్, అదే సార్ కార్లు లారీలు బస్సులు తిరుగుతున్నాయి సార్. ఐ డోంట్ వాంట్ ఎ రొటీన్ ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ సంథింగ్ విచ్ ఈస్ ఎ యూనిక్ ఆన్సర్, ఎ ప్లస్ వన్, ఎన్ ఎడిషనల్ ఆన్సర్ ఐ వాంట్. దీస్ ఆర్ ది రూల్స్ ఆఫ్ ది గేమ్. షల్ వి స్టార్ట్? రెడీ? సో ఎ న్యూ పాయింట్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యు ఆర్ ఆస్క్డ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. చెప్పాలి. సర్కిల్, వండర్ఫుల్. కలర్స్, నేను ఇందాక అక్కడ నిలిచినప్పుడు ఎవరిని అడిగినా కొత్త పాయింట్ చెప్పాలి అని చెప్పాను కదా. ఆయనేమో సర్కిల్ అన్నాడు, ఆ అమ్మాయేమో కలర్స్ అన్నది. నిన్ను అడిగితే ఏమన్నా సరే ఆలోచించండి అమ్మా, నేను మిమ్మల్ని ఎవరిని క్రిటిసైజ్ చేయడం లా. యు ఆర్ ఆల్ లైక్ మై చిల్డ్రన్, లైక్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఐ షుడ్ సే. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అక్కడ నీకు పెన్షన్ కనబడుతుంది, అదేందుకు చెప్పలే? ఆ పెన్షన్ చెక్ ఇన్రు, అదేందుకు చెప్పలే? మీకు అర్థమవుతోందా? చూసే తీరు, రీడింగ్ పాయింట్ యువర్ ఫోకస్. నీకేం కనబడుతుందా? అటు చూడు, నా దిక్కు చూడకు. పెన్సిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. పోనీ కనీసం పెన్సిల్స్ డిఫరెంట్ కలర్స్ అన్న నువ్వు చెప్పు. కొన్ని పెన్సిల్స్ ముందున్నాయి, కొన్ని పెన్సిల్ వెనక ఉన్నాయి. సర్కిల్ డిజైనా ఏంది చెప్పు, జర చెప్పు, నాకు సమజగాలే. కలర్ ఇప్పుడు కలర్స్ అన్నారు, పెన్సిల్ అన్నారు, సర్కిల్స్ అన్నారు, డిజైన్స్ అన్నారు, 4 పదాలు వచ్చేసినాయా? కొత్త పదం వాడటానికి ప్రయత్నం చేయి. చిన్న పెన్సిళ్ళు, పెద్ద పెన్సిళ్ళు, తప్పే ఉంది. యూనిటీ కనబడుతుంది నీకు, వెరీ గుడ్. చెప్పింది కదమ్మా, విన్నావు కదా నువ్వు కూడా. వాళ్ళు సర్కిల్ అన్నారు, నువ్వు రౌండ్ అవుతున్నావు, 2 ఒకటేనా? ఇప్పుడు నేనేదో మిమ్మల్ని టైం వేస్ట్ చేస్తున్నాను, నా టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పని అనుకోకండి. ఎందుకు ఈ ప్రయోగం కండక్ట్ చేస్తున్నాను, దాని నుంచి మనం గ్రహించవలసింది ఏమిటి, ఈనాడు ఉన్న స్థితి ఏమిటి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి వెళ్ళడానికి ఏ నిచ్చెన లెక్కాలి అనేటువంటిది మీరు జీవితంలో అర్థం చేసుకోవాలి. చెప్పమ్మా, ఒక షేడ్, ఒక కలర్ లో ఒక షేడ్ ఉన్నాయి, ఒక పక్క ఉన్నాయి, 3 సర్కిల్స్ కనబడుతున్నాయి. అమ్మా, పెన్సిల్ చెక్కిన దగ్గర ఒక కలర్ ఉంది, కింద ఒక కలర్ ఉందా? సాధారణంగా ఆ పెన్సిల్ ఏ ములికి కలర్ ఉంటుందో పైన అదే రంగు వేస్తాడు. ఎందుకంటే మనం చూడటంతోనే తెలియాలి, మనకు చెక్కిన తర్వాత కానీ తెలియదు అని చెప్పని. షార్ప్గా చెక్కిండ్రు, మండగా చెక్కలే, మొద్దుగా చెక్కలే. ఆల్ కలర్స్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ర్యాండమ్. అమ్మా, ఒక ప్యాటర్న్ ఉంది చూడు. సర్కిల్ చెప్పేసిండ్రమ్మా, సో మెనీ కలర్స్ కూడా చెప్పేసిండ్రు. గుడ్, రైట్, గుడ్ గుడ్ గుడ్, యు హావ్ కౌంటెడ్ రైట్. కొత్త పాయింట్ కావాలి నాకు. చెప్పేశారు కదమ్మా, కొత్త పాయింట్ కావాలని చెప్పా కదా. సెంటర్ పాయింట్, అన్ని పెన్సిల్స్ ఆర్ పాయింటింగ్ టు ది సేమ్ టార్గెట్ కామన్ గోల్ కి ట్రై చేస్తున్నారు కామన్ గోల్ ఆయన చెప్పిండు ఆయన చెప్పేసిండు అవి అవే దాని ప్రాణం ఉండి ప్రయత్నం చేస్తున్నాయా కొన్ని మనమే ఏర్పాటు చేసినామై మనసుంతో పెట్టిండు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పెన్సిల్స్ అన్ని ఒకే దగ్గర వచ్చి గోల్ సేమ్ ఫోకసింగ్ ఆన్ ది సేమ్ పాయింట్ రైట్ ఒక బహుశా 15-20 మంది నేను అడిగాను అని మీరు గమనించుంటాను రైట్ ఇంతవరకు చెప్పని పాయింట్ మీకు తడితే ఎవరైనా చెప్తే నేను సంతోషిస్తాను తొందర తొందరగా చెప్పండి అమ్మా బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ గుడ్ అక్కడ పెన్సిల్ అనేది ఒకటే కానీ అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానవులు అనేది అందరూ ఒకటే కానీ థింకింగ్ పని మాత్రం డిఫరెంట్ ఉంటుంది అక్కడ పెన్సిల్ అనేది ఒకటే కలర్ కలర్ వేరు వేరే అయినప్పటికీ మన థింకింగ్ మాత్రం డిఫరెంట్ గుడ్ ఇంకా కొత్త పాయింట్ కావాలి రెడీ టు బి యూజ్ పెన్సిల్స్ ఒక్క నిమిషం అమ్మా వస్తున్నా ఐ నాట్ డిసప్పాయింట్ పెన్సిల్స్ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేశారు తక్కువ ప్లేస్ లో ఎక్కువ పెన్సిల్స్ ఏర్పాటు చేశారు సమ్మన్ రేజ్ ది హ్యాండ్ చెప్పమ్మా మెనీ ఆల్టర్నేటివ్స్ మెనీ ఆల్టర్నేటివ్ వేస్ ఆర్ అవైలబుల్ భిన్నత్వంలో ఏకత్వం గుడ్ పాయింట్ ఇంకా ఓకే ఇప్పుడు మనం ఇంకో 10 నిమిషాలు ఖర్చు పెడితే ఇంకో 5-6 పాయింట్స్ రావచ్చు ఒక్క పాయింట్ నేను చెప్పిన ప్రశ్నలేమిటి ర్యాండమ్ అడుగుతాను మళ్లీ మళ్లీ అడుగుతాను కొత్త పాయింట్ చెప్పాలి అని అన్నప్పుడు చెప్పిన వాళ్లకు అభినందనలు కొందరు మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నట్టు ప్రశ్నించుకోండి ఎందుకు మనం కొత్త పాయింట్ చెప్పలేకపోయాము మనం చెప్పనప్పుడు ఇంకొక 5-6 చేతులు ఎత్తి ఎలా చెప్పగలిగారు వాళ్ళకి అది ఎందుకు తట్టింది నాకెందుకు తట్టలేదు దట్స్ ఆల్ ఇస్ ది క్వశ్చన్ క్లియర్ అవునా 2వ పాయింట్ ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నా 20 మంది చెప్పిన తర్వాత 21వ పాయింట్ అబ్బో బుర్ర వేడెక్కిపోయింది తట్టడం లేదు కానీ ఏం చేయాలి సార్ ఆ పెన్సిల్ చెప్తున్నప్పుడు ఒక పెన్సిల్ కొంచెం అజాగ్రత్తగా చెక్కారు సార్ అందుకని చెక్కుపోయింది ఇది మీ స్క్రీన్ సొంతం నాది కాదు ప్రతి స్లైడ్ కు అట్లనే ఉంటుంది అది వేరే సంగతి కదా తర్వాత సార్ ఎవరో కుర్రాడు చెప్పాడు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఆ పెన్సిల్ అని వైట్ పేపర్ మీద పెట్టారు సార్ కరెక్ట్ కానీ పెన్సిళ్ల రంగులతో పాటు లైట్ ని ఒక యాంగిల్ లో ఫోకస్ చేసినందువల్ల షాడో కనబడుతున్నది ఆ సర్కిల్ చూశారే మీరు అది సెంటర్ ఆఫ్ ది డయాగ్రామ్ లో లేదు ఓ పక్కకుంది చూస్తూ పోతే గమనిస్తూ పోతే గమనించవలసిన అంశాలు పుంఖాపుంఖాలుగా ఉంటాయి అన్న సత్యాన్ని గమనిస్తే నేర్చుకోవలసింది ఎంత ఉందో తెలుస్తుంది దీన్ని క్రియేటివిటీ సృజనాత్మకత అంటారు అక్కడ మీ తెలివితేటలు బయట ప్రపంచానికి కనబడతాయి మీలో ఎంత కొత్తదనం ఉందో లేక వన్ ఆఫ్ ది ఆర్డినరీ యావరేజ్ పీపుల్ లేక ఎక్స్ట్రాడినరీ పీపుల్ తెలుస్తుందన్నమాట ఇట్ వర్డ్ వెయిట్స్ ఫర్ ది పీపుల్ హు ఆర్ ఎక్స్ట్రాడినరీ డస్ నాట్ వెయిట్ ఫర్ పీపుల్ హు ఆర్ ఆర్డినరీ సో ఏం నేర్చుకున్నాం మనం ప్రతి క్షణము జీవితంలో మేలు మలుపు అవ్వాలి అనేటువంటి ఒక స్పృహతో గనక మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే 9 C's అని ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో అది కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఈ బొమ్మకి మాత్రమే కాక మీ మొత్తం జీవితానికి పనికొచ్చేటువంటి అంశాలని ఏమిటో చూద్దాం మొట్టమొదట అబ్జర్వేషన్ ఆ అబ్జర్వేషన్ ఎలా ఉండాలి కేర్ఫుల్ అబ్జర్వేషన్ అవ్వాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు బిగినింగ్ లో మనం అందరం 3-4 పాయింట్స్ అనుకున్నాం మనల్ని అడుగుతారేమో అనుకున్నాం ఇక్కడ అక్కడ అక్కడక్కడ అడిగింది కన్నా నన్ను అడగలే మధ్యలో కూర్చున్నందుకు నన్ను అడగలేదా ఆఖరికి మధ్యలో కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా నేను కొందరి దగ్గరికి వెళ్ళి అడిగా కదా రైట్ మొదటి 3-4 సమాధానాలు ఆబ్వియస్ సమాధానాలు వచ్చేసరికి మన స్టాక్ ఎగ్జాస్ట్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి? ఐ మే బి ది ఫోర్త్ పర్సన్, ఐ మే బి ది ఫిఫ్త్ పర్సన్, ఐ మే బి ది టెన్త్ పర్సన్ అనుకుని, యూ మస్ట్ ఆల్వేస్ బి ఎవర్ రెడీ బై యాడింగ్ ఎన్ అనదర్ పాయింట్ టు ది లిస్ట్ దట్ ఈస్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ ఇన్ యువర్ మైండ్. మనస్సులో అయిపోతున్న ఆవిరైపోతున్న సమాధానాలకు అదనంగా అనుక్షణము మరొక్కది. రామాయణంలో కృష్ణ విమానం ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి భగవాన్ చెప్పింది ఏంటంటే ఎంతమంది కూర్చున్నా ఒక్కొక్కడికి జాగుంటుంది అంట. అతని ఎన్ని పాయింట్స్ ఎంతమంది చెప్పినా మరో కొత్త పాయింట్ నేను చెప్పగలను, అది నాకు దమ్ము. అది దమ్ము దుమ్ము దూకుడు కాదు, మనం చూడాల్సింది ఆ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఎప్పుడు వస్తుందంటే కాన్సన్ట్రేషన్ వల్ల వస్తుంది. అందుకని నేను బిగినింగ్ లో ఏం చెప్పాను, మనస్సును నిగ్రహించుకుని ఒక విషయంపై దృష్టి నిలిపించేటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పాను. ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ యూ అబ్జర్వ్ బెటర్ అండ్ కేర్ఫుల్లీ, ఇఫ్ యూ కెనాట్ కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఈస్ డిఫ్యూజ్డ్ ఇన్ వెన్ ఇట్ ఈస్ డిఫ్యూజ్డ్ యూ వోంట్ సీ ఈవెన్ ది ఆర్డినరీ థింగ్స్. మీరు గమనించారు నేను ఎవరిని క్రిటిసైజ్ చేయటంలా, ఇప్పుడు మూడో స్టూడెంట్ నాలుగో స్టూడెంట్ నేను అడిగినప్పుడు ఏం లేదు, ఆ తర్వాత 15 పాయింట్స్ వచ్చినాయి కదా, అంటే ఆ 15 పాయింట్స్ ఆ మూడో స్టూడెంట్ కి తప్పలేదు కదా. మీకు అర్థమవుతోందని చెప్పేది అది గమనించండి. నెక్స్ట్ ఈజ్ క్లారిటీ, ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ను అర్థం చేసుకున్నటువంటి పద్ధతి. కమ్యూనికేషన్, ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఎదుటి వాళ్ళు చెప్పిందంతా వినటం వల్ల యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ అండ్ లిజనింగ్ బికాజ్ యు ఆర్ ఆస్క్డ్ టు టెల్ ఎ న్యూ పాయింట్. వెన్ యూ లిజన్ బెటర్ యూ స్పీక్ బెటర్. When your listening qualities are poor, your communication skills are poor. Comparison. Are you going to say that? Unity in diversity. I'm not going to say that. గోల్ అని చెప్పాను అన్నది. ఎన్ఈ స్టూడెంట్స్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలీదు, సెకండ్ ఇయర్ పిల్లలు సమాధానం చెప్పినప్పుడు క్వాలిటేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఉండాలా ఉండక్కర్లేదా? ఎన్ని కొత్త కొత్త బ్రేకర్స్ మీరు నేర్చుకున్నారు ఎంపీఏలో చేరిన తర్వాత ఒక్కటి సమయానికి గుర్తుకు రాలేదే? కర్ణులాగా 6 శాపాలతో బతకడం ఎందుకయ్యా? అర్జునులాగా జీవించండి, అవసరం వస్తే అభిమన్యులాగా జీవించండి, భీష్ముడిలాగా జీవించండి. శాపగ్రస్తులైన కర్ణుడిలాగా జీవించడం జీవించడం ఏం జీవితం అది? గుర్తుకు రావాలి సమయానికి. ఎస్, ఒక మొల పట్టుకుని గోడ మీద సుచ్చి పెట్టుకుని కొడుతూ ఉంటే దాని చుట్టూ మంగళహారతి ఇచ్చినట్టు కొట్టకూడదు. నేత మీద ఒక్కటయ్యా దిగాల దానికి. You must be a success and not a failure in your life. So, competition, body. In that way, I have a small example of bridge. You will tell me about it. If you are a kid, you will be a kid. You will be a kid. Why do you do that? Why do you do that? Why are you not ready? Why are you not getting ready? Why are you not getting tuned to the task? Why are you not getting the benefit out of the experiment and the expertise? Then creativity, the most important thing in my life. According to me, in the life of anyone, the most important thing is creativity. It is your creativity, ability to contribute, that has created this universe. Devudu ekkado unnadu, chaala pannulu unnayi ayanaki, adbhutalu srushtinchadu. అద్భుతమైన మేధస్సును మనిషికి ఇచ్చాడు, ఆ మేధస్సుతో అద్భుతాలు సృష్టించమని నీకు అవకాశం ఇచ్చాడు, సృష్టిస్తున్నావా అన్నది ప్రశ్న. వీఆర్ ఆల్ గుడ్ కన్స్యూమర్స్, అందరూ ప్రొడ్యూస్ చేసింది మింగుతున్నాం మనం, ప్రతిరోజు దిగమింగుతున్నాం. మన ప్రొడక్షన్ ఏమిటి, మన కాంట్రిబ్యూషన్ ఏమిటి, మన క్వాలిటీ ఏమిటి అనేది క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. సరే, కమిట్మెంట్ ఉండాలి, నిబద్ధత, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అందుకే ఇందాక చెప్పా, వాట్ ఈస్ యువర్ స్కోర్? 6 అన్నాడు, రైట్ గుడ్, 6 to 6.5 చేయి, 7 చేయి. కమిట్మెంట్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎక్కడ ఉన్నాం అక్కడ ఉంటాం సార్, మాకు ఏమున్నా సార్, ఏదో సార్, ఏదో సార్, ఏదో పోతా సార్, చిన్న ఉద్యోగాలు సార్, ఏదో ఎవడం ఛాలెంజ్ ఇవ్వరు సార్. ఎవడన్నా ఒక్కసారి కొరడా తీసుకుని వీటి మీద కొడితే ఒక్కసారి ఇట్లా అంటారే? ద పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఈజ్ కొరడాతో కొట్టినట్టు భావించండి మిమ్మల్ని. నిద్ర మేర్కోవడానికి ప్రయత్నం చేయండి, దట్ మస్ట్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. కుండ తయారు చేసే బొమ్మ చూపిస్తున్నా, ఇంత చిన్న మట్టి ముద్ద తీసుకుంటే ఇంత అందమైన కుండ తయారవుతుంది. మట్టి ముద్ద విలువ 2 రూపాయలు, కుండ తయారు చేస్తే 50 రూపాయలు. విద్యార్థిగా బహుశా మీ విలువ ఆ మట్టి ముద్దలాగా 2 రూపాయలు. ఎప్పుడైతే ఎంబీఏ కంప్లీట్ చేస్తారో మీరు అది చక్కని అందమైన కుండలా, ఉపయోగపడే కుండలా తయారవ్వాలి. ₹50 ₹2 నుంచి మీ విలువ ₹50 పెరగాలి, ₹100 పెరగాలి, ₹1000 పెరగాలి. అందులో ఏం నింపుతారన్నది వేరే విషయం. దానివల్ల కూడా మళ్ళీ ఉదాహరణకి కుండ నిండా నీళ్లు పోస్తా, ఏ వస్తుంది? కుండ నిండా పాలు, కుండ నిండా తేనె, కుండ నిండా అమృతం. విలువ పెంపు, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. యాడ్ వాల్యూ, డెవలపింగ్ ఎ ఫైన్ పర్సనాలిటీ. టైం లేదా పాయింట్స్ అని తర్వాత చదువుకోండి. పీపుల్ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ ఎ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే సార్ ఆరు అడుగుల పొడవు ఉండాలా, అక్కర్లా. అమితాబ్ బచ్చన్ లెక్క ఉండాలా, అక్కర్లా. ఐశ్వర్యరాయ్ లెక్క ఉండాలా, అక్కర్లా. మదర్ తెరసా ఐశ్వర్యరాయ్ గా అందంగా ఉండదు. పీపుల్ విల్ నెవర్ ఫర్గెట్ మదర్ తెరసా. ఆఫ్టర్ 30 ఇయర్స్ పీపుల్ విల్ సే హూ ఇస్ దట్ రాయ్ అని చెప్పనంటారు. అనేక అనుకూలమైన పరిస్థితులు ఉంటే తప్ప నువ్వు విశ్వసుందరి కాలేకపోవచ్చు. కానీ ఒక్క క్షణం నిర్ణయం తీసుకుంటే నువ్వు మదర్ తెరసా కాదు. శాశ్వతమైన కీర్తి సంపాదించుకోవడానికి ఆకారము, గొడవము, పొట్టి, రంగు, కులము, గుణము, మతము ఇవి కాదు కావలసినటువంటివి. యువర్ ఎబిలిటీ, డిటర్మినేషన్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండ్ కాంట్రిబ్యూట్, దాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ది డిఫరెన్స్. సో వీటన్నిటితో పాటు టైం మేనేజ్మెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్. తర్వాత చదువుకోండి, నేను ఇచ్చిపోతున్నాను ఇది. టీసింగ్ స్టాఫ్ ఎవరైనా దాన్ని ల్యాండ్ లో కనుక పెట్టేస్తే ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ ఆల్ ది సిస్టమ్స్ ఫర్ యూ. Your thoughts become words. Be careful. Thoughtless words are useless. Unexpressed thoughts are not useful. Words inspire you to act. Thoughtless actions are much more dangerous. Unperformed, unimplemented thoughts are useless. Repeated actions become habits. Habits constitute your character. That means I am talking about a thinking head, a feeling heart, and a performing set of hands. ప్రార్థన చేసే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అని మదర్ తెరసా వచ్చోట అంటారు. మంచి మాటలు ఎక్కడి నుంచి వచ్చినా ఆనో భద్రా కృతవో ఎంతు స్వతహ. మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినా స్వీకరించండి, ఏ సమాజం నుంచి వచ్చినా స్వీకరించండి, ఏ కాలం నుంచి వచ్చినా స్వీకరించండి, ఏ నాగరికత నుంచి వచ్చినా స్వీకరించండి, ఏ దేశం నుంచి వచ్చినా స్వీకరించండి, మంచివాడుగా ఎదగండి. దాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. Analyze your strengths and weaknesses. Second year pillalak bosha ide matha sari kaina tu chepna indige ipu 1215 ainda right up. So strengths and weaknesses, asal nee balaveliki telisa balahina teyunte analyze cheyichilla. Strategic management lo SWOT analysis ani appu cheptaru, adi vere vishayam. మీ స్ట్రెంగ్స్ ఏమిటి, మీ వీక్నెసెస్ ఏమిటి? సార్ నేను అవసరం వస్తే 12 గంటల దాకా మేల్కొని 4 గంటల కలారం పెట్టుకుని లేచి 4 రోజులు అలా 4 అవర్స్ స్లీప్ తో మేనేజ్ చేయగలను సార్. గాడ్ బ్లెస్ యూ, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్. ఏమో సార్ 9 అయ్యేసరికి నిద్ర వస్తారు సార్, అలా కలారం పెట్టుకున్నా కానీ 6 దాకా లేవని సార్. వీక్నెస్. కన్వర్ట్ యువర్ వీక్నెసెస్ ఇన్ టు స్ట్రెంగ్స్. ది పర్పస్ ఆఫ్ దట్ అనాలిసిస్ ఈస్ టు ఎక్వైర్ ది రిక్వైర్డ్ న్యూ స్ట్రెంగ్స్ అండ్ put a full stop to the existing weaknesses. ఇప్పుడున్న బలహీనతలను అదుపులో పెట్టుకోండి, తగ్గించుకోండి, తొలగించుకోండి, నిర్మూలించండి. బలహీనతలు లేని మనిషి మచ్చలేని మనిషి అంటానే, అలా మచ్చలేని మనిషిగా జీవించడానికి ప్రయత్నం చేయండి. Acquire the required strengths and that way you will be becoming stronger. When you eliminate your existing weaknesses and don't invite any more weaknesses, you become stronger still and so on. చిన్నప్పుడు మేము వైకుంఠపాలి అని అనేవాళ్ళం, పరంపర సోపాన పఠమని. ఈ మోడర్న్ టెర్మినాలజీలో స్నేక్స్ అండ్ లాడర్స్ అని అంటున్నారు. టైం లేదు, దాన్ని కూడా నేను ఎక్స్పెరిమెంట్ గా కండక్ట్ చేసి ఏం నేర్చుకోవాలి, ఆట నుంచి ఏం నేర్చుకోవాలి, పాట నుంచి ఏం నేర్చుకోవాలి, స్నేహితుడి నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక సలహా నుంచి ఏం నేర్చుకోవాలి, టీవీ సీరియల్లో ఒక సన్నివేశం నుంచి ఏం నేర్చుకోవాలి అని ఆ పరిశీలన దృష్టి, కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉంటే మనుషులు మనీషులు అవుతారు అనేటువంటి విషయం చెప్పడానికి. సరే ఒక క్షణం ఇంకా అక్కడే ఉన్నాం. నేను ఒక చరణం పాడతాను, మీకు తెలిసే సినిమా పాటే. చాలా మంది వినే ఉంటారు, ఎవరో కొందరు సినిమా చూసుండకపోతేనో టీవీలో చూసుండకపోతేనో వినరు. ఆ ఒక్క 4 పదాలు మీరు పలికేసరికి మీలో ఏ సంస్కారం ఏర్పడుతుందో గ్రహించి ఓ ఒక్కరిద్దరు రెస్పాండ్ అయితే అది మీ హ్యాపీ. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎవరైనా విన్నవాళ్ళు ఇప్పుడు నేను ఈ చరణం పాడటం వల్ల మీ మనసులో కలిగిన స్పందన చెప్పండి. మీరెవరు వినలేదంటే నేను వేరే పాట పాడు. ఎవరు వినలేదా ఇది? మౌనంగానే ఎదగమని మొక్క వినరా? ఏమనిపించింది ఇప్పుడు నేను పాడితే చెప్పు. ఇంకెవరైనా ఎంత ఎదిగినా వదులుకుంటారు? ఇంకెవరైనా జ్ఞాపకాలు జ్ఞాపకాల నుంచి నేర్చుకోవడం ఇంకెవరైనా? మీ ఆలోచన మగవాడు సొంతంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు నా మనసులో ఉన్న భారం తగ్గింది. అంటే నేను గట్టిగా జాబ్ చేయాలి అనేసి మంచి చిన్న చిన్నగా నేర్చుకోవాలనేసి ఇప్పుడే మొదలెడదాం మొదలెడదాం ఎదగటం మొదలెడదాం అని చెప్పని అనిపించింది. నేను చెప్పేది ఏంటంటే ప్రతి మాట ఒక సంస్కారాన్ని మనలో మేల్కొలపగలగాలి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక పాట మీరు ఆ సినిమా చూశారో లేదో, టీవీలో చూశారో లేదో, లేక మీరు టీవీలు చూడరు, సినిమాలు చూడరు, ఈ పాట వినలేదు, అది ఉండొచ్చు, తప్పేం లేదు. చూసిన వాళ్ళకి ఆ సినిమా కొన్ని జ్ఞాపకాలు వస్తాయి, ఒక స్ఫూర్తి వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఎబిలిటీ టు రెస్పాండ్ అండ్ రియాక్ట్. హృదయం ఉన్నది ప్రతిస్పందించడానికి. ప్రతిస్పందించే లక్షణాన్ని మనం దీపం వెలిగించకుండా బోధించినట్టు మానేస్తే ఎందుకు పనికొస్తాం మనం? Why are we not capable of interacting and reacting and influencing the situation? Father, why manasu pothundo? Time ledhu manaki. Okay. Aim and shoot or shoot and aim. Obvious kada? Inta obvious vishayalu endu gurtu chestunnanu nenu? So that I want you to understand that think and speak and not speak and think. ఆలోచించి మాట్లాడండి. ఇంట్లో కానీ, అమ్మా నాన్నతో కానీ, అన్నయ్యతో కానీ, అక్కయ్యతో కానీ, బస్ కండక్టర్తో కానీ, స్నేహితుడితో కానీ, ఎవరితో అయినా సరే మీ మాట మంత్రం అవ్వాలి. మాటే మంత్రము. దట్ మస్ట్ బి ది పవర్ ఆఫ్ యువర్ వర్డ్. ఎవ్రీ వర్డ్ మస్ట్ బి మీనింగ్ఫుల్, పర్పస్ఫుల్. మాటిస్తే మాట మీరు నిలబడతాడు, మాట నిలబెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తులు కావాలి ప్రపంచానికి. లైట్ తీసుకో. ఎందుకు నమ్మినావు నన్ను? ఎందుకు నమ్మినావు? అమ్మాయి సినిమాలో డైలాగ్ కనబడేది, చాలా పాపులర్, చాలా సినిమాల్లో వాడుకున్నారు అది. ఒక అమ్మాయి పాపం ఏం చేస్తావు అమాయకుడు కదా, నన్ను మోసగిస్తావా మోహన్ అంటుంది. ఆ మోహన్ ఏమంటాడు? నన్ను ఎందుకు నమ్మావు మోహిని అంటాడు. ఇదే జీవితంలో కదా. నమ్మింది నీవు, తప్పు నీది, శిక్ష నీకు, నాకు సంబంధం లేదు. బేకాప అంటే ఎందుకు చెప్తున్నాను నేను? ఎందుకు అమాయకంగా కొందరు ఉండిపోతున్నారు? ఆలోచించినందువల్ల. ఎందుకు కొందరు మోసం చేస్తున్నారు? అతిగా దుర్మార్గంగా ఆలోచించడం వల్ల. ఆ అతి అదుపులో పెట్టుకోవాలి, అమాయకత తగ్గించుకోవాలి, జీవితం బాగుపడుతుంది. అందుకోసం అని చెప్తున్నా. అర్జునుడు, మత్స్యయంత్రం, మహాభారతం, ద్రౌపది పరిణయం లేక ద్రౌపది స్వయంవరం, మీకేమన్నా కొంత కథ తెలుసుంటే నెక్స్ట్ నాలుగు వాక్యాలు అర్థమవుతాయి. ద్రోణాచార్యుడు అర్జునుడికి మత్స్యయంత్రాన్ని ఛేదించటం సిలబస్ లో లేదు. ఈయనేం చేశాడు? గురి చూసి చుట్టని చెప్పాడు. చూసిన తర్వాత వెనక్కి తిరిగి ఆ బాణం కొట్టడం నేర్పాడు. తిరుగుతున్న దాన్ని కొట్టడం నేర్పాడు. నిలకడగా ఉన్నదాన్ని కొట్టడం నేర్పాడు. ఈ ఎలిమెంట్స్ అన్ని కంబైన్ చేస్తే మత్స్యయంత్రం తయారయ్యింది. ఇట్ ఈస్ యువర్ అప్లికేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. రేపు పొద్దున ఎవడన్నా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత పని చేయాలంటే సిలబస్ మీద నయ్యేసా అంటే వాడు ఏమంటాడు? నవ్వుతాడు. మరి కోషిష్ కరో భయని దేకునా కుష్మీ అయ్యానాకు మరి షుడుతో నై సాప్ అమ్మాయి కథ సిలబస్ మీద థింక్ లైక్ అ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ యాక్ట్ లైక్ అ మ్యాన్ ఆఫ్ థాట్. The purpose of our existence is to think and act. The purpose of our existence is to produce results, not merely explain and excuse, etc. Right. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అమ్మాయిలందరూ కలిసి కూర్చున్నారు కదా, ఫస్ట్ ఇయర్ లో టాపర్ ఎవరు, సెకండ్ ఇయర్ లో ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? యువర్ అబ్సెంట్ ఏంటి? యువర్ అబ్సెంటా? ఓ సారీ చూడలేదమ్మా, ఒకసారి లేచి చూచా. యు ఆర్ ప్రౌడ్ అండ్ ఐఎమ్ ఆల్సో ప్రౌడ్. అక్కడ మ్యాన్ ఆఫ్ యాక్షన్, మ్యాన్ ఆఫ్ థాట్ అని చెప్తున్నాను. అది అబ్బాయి కోసం చెప్తున్న పాయింట్ కదా, కదా? నేను కనిపిస్తుంది నీకు అబ్బాయి పెద్ద మనిషి, అందరికి పనికొచ్చే పాయింట్ చెప్పాలి కానీ అబ్బాయి కోసం పనికొచ్చే పాయింట్ అది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది నీకు? అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్. థ్యాంక్ యూ. ఏం లేదు, ఒక చిన్న పాయింట్ చెప్తాను. డోంట్ గోట్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. దై లిసన్ టు మీ ఫర్ నెక్స్ట్ 1 మినిట్. ఇఫ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ ఇస్ దేర్ ఇట్ విల్ గెట్ క్లియర్. అకార్డింగ్ టు ది క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ కాన్సెప్ట్, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఫస్ట్, పుల్డ్ అవుట్ ఎ రిబ్ ఫ్రమ్ ది సైడ్ అండ్ క్రియేటెడ్ ది ఉమన్. ఇది మతంలో ఉన్న నమ్మకం. సంతోషం, నమస్కారం. దాని గురించి కాదు. ఓ పెద్ద మనిషి చర్చి నుంచి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి కొత్తగా పెళ్లైన భార్యతో, గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఫస్ట్, సీనియర్ జూనియర్ సుపీరియర్ ఇన్ఫీరియర్ చెప్పినట్టు విను, అనవసరంగా డిస్కస్ చేయకన్నాడు. ఆ అమ్మాయి ఇట్లాంటి క్లాస్ ఏదో అటెండ్ చేసి క్వశ్చన్ లెర్న్ థింక్ అబ్జర్వ్ కాన్సన్ట్రేట్ కమ్యూనికేట్ కంపేర్ కంపీట్ క్లారిటీ కమిట్మెంట్ క్రియేటివిటీ ఇవన్నీ విన్నాడు. విన్నాక గాడ్ క్రియేటెడ్ యూ ఫస్ట్ సీనియర్ బట్ నాట్ నెసర్లీ సుపీరియర్, ఐఎమ్ జూనియర్ బట్ నాట్ నెసర్లీ ఇన్ఫీరియర్ అన్నది. ఎట్లా చెప్తావు అన్నది. 3 proofs I will give you అని అన్నది. ప్రూఫ్ నంబర్ 1, ద వర్డ్ హెచ్ఈ ఇన్క్లూడ్స్ హీ, ద వర్డ్ డబ్ల్యూఓఎంఏఎన్ ఉమన్ ఇన్క్లూడ్స్ మ్యాన్, ది వర్డ్ ఫిమేల్ ఇన్క్లూడ్స్ మేల్. 3 proofs ఇచ్చిన అన్నది. అందుకేనే మా అమ్మ చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవద్దురా. ఇంత అయినాక ఏ కంక్లూషన్కి వచ్చిండు? చెప్పిన మాట వినదురా, అన్ని అడుగుతాయి, క్వశ్చన్ చేస్తుంది, వద్దురా చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవద్దు అన్న. ఇప్పుడు మీరేం భయపడకండి, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీరు భయపడకండి. మీకు చేతనైన పద్ధతిలో మీ వాళ్ళని నచ్చేటట్టు తీర్చిదిద్దుకునే సామర్థ్యం మీలో ఎంబీఏలో సిలబస్ లో లేదు కానీ కలగవని అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ, థింక్ లైక్ ఎ పర్సన్ ఆఫ్ థాట్, యాక్ట్ లైక్ ఎ పర్సన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి నేను దాన్ని రీఫ్రేజ్ చేయవచ్చు. మగ ఆడ అనేటువంటివి మనం సృష్టి నియమాల ప్రకారం నిర్ణయించుకున్నటువంటి విషయాలు. నాకు తెలిసినంత మటుకు స్పిరిచువాలిటీలో మగ ఆత్మ ఆడ ఆత్మ అంటూ లేవు. ఒక జన్మలో మగ జన్మ ఎత్తితే పూర్వం అంతకు ముందు ఎన్ని జన్మలు స్త్రీ జన్మ ఎత్తావో, ఆ తర్వాత ఎన్ని జన్మలు మళ్ళీ స్త్రీ జన్మ ఎత్తపోతున్నావో భగవంతుడికి తెలుసు, నీకు తెలియదు. ఎందుకీ అహంభావం, ఎందుకీ దుర్మార్గం, ఎందుకీ వ్యత్యాస బుద్ధి, ఎందుకీ భేదభావం, ఎందుకు ఈ డామినేటింగ్ మెంటాలిటీ? అర్థం చేసుకోండి. ఆంతర్యం మీకు అర్థమైతే జీవితంలో ప్రవర్తనలో ఎన్నో మార్పులు వస్తాయి. లెట్ దిస్ మోమెంట్ బికమ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. ఎనీ మోమెంట్ క్యాన్ బి ఎ టర్నింగ్ పాయింట్. ముహూర్తం గురించి ఎదురు చూడకండి. అంటే సార్ మీరు చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ 1 జనవరి కలిసి స్టార్ట్ చేస్తారు సార్. అంటే ఈ 2 ఎవరికి జాతకం చేసినట్టు? Right from this moment, దానికి ఇట్ క్యాన్ బికమ్ ఎ టర్నింగ్ మూమెంట్ అని చెప్తున్నా. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు ఒకవైపు, మనిషి ఒక్కడు ఒకవైపు, అద్భుతమైన మేధా సంపత్తి ప్రబోధులు అనుగ్రహించాడు. సృష్టిలో అందమైనది ఏది అంటే అన్ని అందంగానే ఉంటాయి సార్ అని చెప్పేది సాధారణ సమాధానం. నెమలి అందంగా ఉంటుంది, రామచీవుకి అందంగా ఉంటుంది, పావురం అందంగా ఉంటుంది అని చెప్పేది 2 సమాధానం. 3 సమాధానం ఏంటంటే, తాను గొంగటి పురుగుగా పుట్టి సన్నగా నల్లగా పాకుతూ ఒంటి మీద ప్రాకినప్పుడు దురద ఇరిటేషన్ పుట్టించేటువంటి స్వభావం గల గొంగటి పురుగు కంప్లీట్ మెటమార్ఫసిస్ అయ్యి తన తపన వల్ల, తపస్సు వల్ల, తహతహ వల్ల, ప్రకృతి సహకారం వల్ల అద్భుతమైన సీతాకోప చెలుపు అయ్యిందే, అది మనం గొంగటి పురుగు ఇచ్చి నేర్చుకోవాల్సినటువంటి సత్యం. మీకు చూపిస్తున్న బొమ్మ ఒక ట్రాన్స్పరెంట్ సీతాకోప చెలుక, పారదర్శకమైనటువంటి శరీరం. దాన్ని ఎలా తెలుస్తోంది? it has fallen on a flower, you are able to see the color of the flower and the contours of its petals. Transparent, brilliant designs, wonderful variety, and beyond imagination symmetry. ఎడమ కుడి ఒకే రకంగా ఉంటాయి. అద్భుతమైన ఒక పది సీతాకోక చిలుకలు చూస్తే మనం ఒకదాని పోలిక ఇంకోటి ఉండదు, డిజైన్ మరోలా ఉంటుంది, డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి. ఇంత వెరైటీ ఎలా సాధ్యమై చేసుకున్న తపస్సు వల్ల యద్భావం తద్భవతి, ఎంత కృషి చేస్తారో అంత ఫలితాన్ని మీరు జీవితంలో పొందగలుగుతారు. మనకున్న కెపాసిటీ ఏమిటి? ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక పెన్ డ్రైవ్ లో పట్టుకొచ్చాను, దాని కెపాసిటీ 1 GB. ఏమా దాని కెపాసిటీ? ఒకరే ఉండరు, డోంట్ వరీ, 1 GB. మరి మనిషి కెపాసిటీ ఎంత? మనిషి మేధస్సు కెపాసిటీ ఎంత? 10 to the power of 12 అంటే 1 పక్కన 12 సున్నాలు, అంటే 1,00,000 కణాలు. ఈచ్ న్యూరాన్ ఈజ్ యాజ్ కేపబుల్ యాజ్ ఎ కంప్యూటర్. అంత అద్భుతమైన సామర్థ్యం భగవంతుడు మనకి ఇచ్చారు. ఐన్స్టీన్ పేరు మీరు వినే ఉంటారు. ఆయన ఎట్ ఎ లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హి మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ఐ థింక్ ఐ హావ్ హార్డ్లీ యూజ్డ్ 12 to 15% ఆఫ్ మై కెపాసిటీ. ఐన్స్టీన్ ఎట్ 12 to 15% యూజ్ చేస్తే నువ్వెంత యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు అమ్మా? 20, 25? We will not be using more than 2 or 3% of our capacity. We know not. నేను అమ్మాయిని, ఫస్ట్ వచ్చిన అమ్మాయి, నేను ఏదో ఇచ్చేయటానికి మాట్లాడుతున్నా. నేనేం చెప్తున్నానంటే అందరికీ అదే తెలివితేటలు భగవంతుడు ఇస్తే ఎలా వాడుకోవాలో తెలియక మనం వాడుకోకుండా అట్టి పెట్టుకుంటున్నాము. అది నేను చెప్పదలుచుకున్న పాయింట్. మోటివేట్ యువర్ సెల్ఫ్ టు యూజ్ ఎ హయ్యర్ పర్సెంట్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ యువర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. హూ డు నాట్ నో వాట్ టు డూ విత్ దిస్ టైం? వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా. మీరందరూ జాగ్రత్తగానే వింటున్నారు కదా నా సెషన్, అవునా? ఇంత కాన్సన్ట్రేషన్ కనుక మీరు 7th క్లాస్ నుంచి ఉంటుంటే ఇప్పుడు ఎక్కడ ఉండేటోళ్ళు? అర్థమైందా? గతం గత ఇప్పటి నుంచన్నా కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోండి, ఇప్పటి నుంచన్నా యూటిలైజేషన్ ఆఫ్ ది టైం అండ్ ద టాలెంట్ డెవలప్ చేసుకోండి. ఇప్పటి నుంచన్నా కొత్త పాయింట్ కోసం నేను తహతహలాడతాను. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు నా జీవితంలో తపస్సులాగా భావిస్తాను అండ్ ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ టు మై ఫ్యూచర్ అని చెప్పని భావించండి. అది 10 to the power of 12. అక్కడ జీవితం గురించి అర్థమైతే జీవితంలో విలువైన విషయాలు అర్థమవుతాయి. ఎందుకు బాగుపడాలో, ఇతరులను ఎందుకు బాగు చేయాలో, ఆ స్ఫూర్తి ఎందుకు రావాలో, ఏ సమభావం కావాలో, ఏ అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలో తెలుస్తుంది. దానికోసమని చెప్తున్నా. లైక్ అంటే లైఫ్, జీవితం. జీవితం అంటే జిందగీ. జిందగీ అంటే జీవితం అంటే మనం బాగుపడి మనతో పాటు 10 మందిని బాగుపడి. పది ఎందుకు ఆగినాం? అదే 10 మంది కాదు, 10 మంది అనేది ఒక ఫ్రేజ్. మనం బాగుపడి ఇతరులు బాగుపడటానికి జనరల్ గా పెట్టుకో. వేరే విరుస్తే ఎట్టనమ్మా పివి నరసింహరావు సాబ్ లెక్క? సద్వినియోగం చేసుకోవడం, తలవంచుకుంటే అడగడేమో అనుకున్నావులే. లైఫ్ లో ఏదో ఒకటి సాధించాం, ఎవరు కట్టుకున్నోండి? సాధించడం అంటాం కదా మనం. అత్త కోడల్ని సాధిస్తుంది సాధించడం అంటాం కదా. అంబిషన్ ఉండాలి. సరే ఉంటే నష్టం లేదు, సరే మీ ఇష్టం. ఇట్లానే ఓసారి నేను కాలేజీలో అడుగుతున్నప్పుడు, సార్ లైఫ్ ఈజ్ ఎ సాంగ్ సింగింగ్, లైఫ్ ఈజ్ ఎ గేమ్ ప్లే, లైఫ్ ఈజ్ ఎ పజిల్ సాల్వ్ ఇట్ అని స్టాండర్డ్ సమాధానాలు ఉన్నాయని చెప్పారు. ఆ చివరిన్నో కుర్రాడు చేయించాడు. దగ్గరికి వెళ్ళి అడిగా ఏం ప్రాబ్లం చెప్పండి సార్, అవుట్ ఆఫ్ సిలబస్ అయ్యాను. 7th మనైపడాయే, 10th మనైపడాయే, కలిసి పూస్తే సావియే అన్నాను. కరెక్టేరా నాయన, నీవు చూస్తే ఒక 27 ఉన్నట్టున్నాయి. 27 వరకు నువ్వు ప్రశ్న తెలియదు, సమాధానం తెలియదు నీకు. ఇప్పుడు నేను గుర్తు చేయకపోతే ఇంకో శతమానం భవతి, ఇంకో 87 జీవిస్తావు. 87 కూడా ప్రశ్న తెలియదు, సమాధానం తెలియదు, ఏం బతుకురా. అచ్చా అదంత ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు మీకు? అవుట్ ఆఫ్ సిలబస్ అని అనుకోకండి, అందుకోసం చెప్తున్నాను. I have created an equation to explain that life demands self-management. L is equal to T is equal to T is equal to Q is equal to P is equal to E అనే ఈక్వేషన్ ని క్రియేట్ చేసి దాన్ని మూడు భాగాల కింద డివైడ్ చేసి ఒక్కొక్క భాగాన్ని కాసేపు, ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం, దయచేసి అది చూస్తూ ఉండండి. టైం, దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండ్ ఆఫ్ టైం. ఇన్ దిస్ బిగినింగ్ లెస్ అండ్ ఎండ్ లెస్ టైమ్, ది పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఆన్ టు దిస్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ బర్త్ అండ్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ ఈస్ కాల్డ్ యాజ్ అవర్ డెత్. Birth is a point of time, death is a point of time, and the time between these two points of time, that is birth and death, constitutes our life. Before my birth I was not there, after my death I will not be there. So my life is my time on this planet Earth. So my life is my time, life is time, L is equal to T symbolically. If L is equal to T, understandably, L minus T is zero. If you take away time, there is nothing in the life. Is equal to is a beautiful mathematical symbol that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation. That means time wasted is life wasted, time well spent is life well spent, time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self-management. జీవితం అంటే సమయమని, సమయాన్ని సద్వినియోగపరచుకోవడమే జీవితం యొక్క పరమార్థమని గ్రహిస్తే ప్రతి క్షణము ఎలా ఖర్చు పెట్టాలో, ఇంతవరకు ఎన్ని క్షణాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నామో మనకు తెలిస్తే అప్పుడు ఎంత జాగరూకతతో జీవించవలసిన అవసరం ఉందో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది ఎల్ఈస్ ఈక్వల్ టు డి అంటే లైఫ్ మేనేజ్మెంట్. ఆలోచనలు, మనస్సు, ప్రశ్నలు, సమాధానాలు, అన్వేషణ, ప్రయోగాలు, ఫలితాలు, సాఫల్యాలు, వైఫల్యాలు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ శరీరం ఇంకో 2 కిలోలు బరువు ఎక్కినా, 4 కిలోలు బరువు తగ్గినా, మై యూస్ఫుల్నెస్ టు ది సొసైటీ ఇస్ నాట్ డిటర్మైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై వెయిట్, ఇట్ ఈస్ డిటర్మైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కంటెంట్స్ అండ్ ద పర్పస్ ఫర్ విచ్ ఐ డూ ఇట్. రావణాసురుడు తెలిసిన మూర్ఖుడు అన్నారు, దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు అన్నారు. చాలా గొప్పవాళ్ళు. అదే స్కూల్లో జరిగిండు ఈ పాండవులు కౌరవులు. సిలబస్ ఒకటే, టీచర్లు ఒకటే, ఫ్యాకల్టీ ఒకటే, వీళ్ళు ఇట్లా తయారైండు, వాళ్ళు అట్లా తయారైండు. మీకు అర్థమైంది కదా? అంటే మరి ఏమవ్వాలా? సిలబస్ అదే. ఏ సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకని టీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్, అంటే టీ మైనస్ క్యూ ఈజ్ జీరో. దట్ మీన్స్ నో థింకింగ్ నో క్వశ్చనింగ్ జీరో. హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్. పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్. నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో లర్నింగ్. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాయి మీ మనస్సు? ఎలాంటి సమాధానాలతో తృప్తి పడుతున్నారు మీరు? ఏ ఇంతకన్నా బెటర్ సమాధానం ఉంటుందని ఎందుకు అన్వేషించాలా? ఇందాక మనం ప్రయోగాలు చేయాలి 2 సార్లు. నాకెందుకు తక్కలే ఆ సమాధానం ఎందుకు అనిపించరా? థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్. ఓన్లీ విత్ దిస్ విల్ బి ఏబుల్ టు లర్న్ బెటర్, లర్న్ బెటర్. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ కదా. రైట్, టైం లేదు, ఇంకో ప్రయోగం చేసి ఉండేవాడిని కానీ. సో పీ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఏమిటనమాట, ఇదంతా ఎందుకు, ఈ డిగ్రీలు ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఈ ఫ్యాక్టరీలు ఎందుకు, ఈ యూనివర్సిటీలు ఎందుకు, ఈ కాలేజీలు ఎందుకు, ఈ కోర్సులు ఎందుకు? ప్రోగ్రెస్ సాధించడానికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందటానికి, పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ ఈక్వల్ టు పీ ఈజ్ ఈక్వల్ టు ఈ అనే ఈక్వేషన్ లో లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని గ్రహిస్తే ఒక సెట్ లో అన్ని సమానమైనప్పుడు సబ్స్టిట్యూటబుల్ అవుతాయి, రీప్లేసబుల్ అవుతాయి. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈ అంటే ఎల్ మైనస్ ఈ ఈజ్ జీరో, లైఫ్ వితౌట్ ఎక్సలెన్స్ ఈజ్ జీరో, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇవాళ పొద్దున మనం 10:45 ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికన్నా ముగించే 12:45 మీరు ఆరగించినంతైనా స్ఫూర్తి కలిగిందా, పెరిగిందా, మిగిలిందా అనేటువంటిది ప్రశ్న. కలిగితే సమయం సద్వినియోగం అయినట్టు. 10:45 బాగున్నాం సార్ నీ లెక్చర్ ఎంత చండాలంగా ఉందంటే తలనొప్పి వచ్చింది ఆకలేస్తున్నది చి ఏం బతుకు చట్ మానే దాన్ని చదువు అనిపించింది అని అనుకుంటే ఈ గంటన్నరా నేను మీలో మిషన్ నింపినట్టు అమృత బీజాలు నేను మీలో నాటనట్టు లెక్క అర్థమైంది కదా. దానికి ఇది పర్పస్ ఆఫ్ లైఫ్. సరే టైం లేదు స్కిప్ చేస్తున్నా డోంట్ వరీ. Acquire the required skills that helps you to succeed in the global environment. భారత దేశం జనాభా ఎంత రఫ్గా 10 కోట్ల అభివృద్ధి చెప్పు అమ్మా 120 రైట్ 120లో 1% ఎంత చెప్పం 120లో 1% అడుగుతున్నా కొంచెం ఆలోచించి చెప్పు 120 అని ఆమె అన్నది కదా. అంటే నీ ఆన్సర్ లో 120 యొక్క లక్షణాలు ఉండాలి కదా. అంటే 1.2 crores అని చెప్పాలి కదా. 1 crore అంటే 12 crores అంటే 3 చెప్పినా నీ ఇష్టం వచ్చింది తీసుకోరా సార్ ఎందుకు సతాయిస్తున్నాం అంటున్నాం. అరే ఓ ప్రశ్నకు 3 multiple choice ఇచ్చిన ఇష్టం వచ్చింది తీసుకో. అరే కౌన్ బరగా కరోడపతిలో ఆయన 4 సమాధానాలు ఇస్తారు కదా, మరి నేను 3 ఇచ్చిన ఎట్లా తల్లి. 120 crores లో 1% టు మై మైండ్ కమ్స్ టు 1.2 crores. క్లియర్? ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది టాప్ 1% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ స్టిల్ దేర్ బి 1,19,99,999 పీపుల్ అబోవ్ యూ. గ్లోబల్ పాపులేషన్ లో చూస్తే ఇండియాలో క్యాలర్ ఎదురేసుకున్నవాడు అలా తలదించుకునే స్థితికి వస్తున్నామా? అర్థం చేసుకోండి, ఏ లెవెల్లో మీరు ఇన్స్పైర్ అవ్వాలో ఏ లెవెల్లో యూ మస్ట్ మేక్ ఎ డిఫరెన్స్ టు దిస్ సొసైటీ. సిలబస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కాదు ముఖ్యం. దీస్ ఆర్ ది స్కిల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూ టు సక్సీడ్ ఇన్ లైఫ్. లెర్నింగ్ స్కిల్స్, స్టడీ స్కిల్స్, నోట్ టేకింగ్ అండ్ నోట్ మేకింగ్ స్కిల్స్, మెమరీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, గోల్ సెట్టింగ్, సెల్ఫ్ డెవలప్మెంట్, క్రియేటివ్, ఇంటర్పర్సనల్, టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ స్కిల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా రిక్వైర్డ్. వీటిల్లో మీ సామర్థ్యం ఎంత? ఇందాక చెప్పిన 29 qualities కాకుండా ఈ లిస్ట్ కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటికీ ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోండి. 31 అక్టోబర్ నాడు ఈ నైపుణ్యం, ఈ సామర్థ్యం దృష్టిలో నా యొక్క సెల్ఫ్ స్కోర్ ఇది, దీన్ని నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను అనే కమిట్మెంట్తో ప్రణాళికతో ముందు వెళ్ళండి. డెవలప్ అండ్ ప్రాక్టీస్ వాల్యూస్. 22 ఏళ్లకే ఆల్ ఇండియా ఐఏఎస్ టాపర్ గా నిలిచి మొత్తం ప్రపంచ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచేటట్టు చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎందుకని? ఇది లోపించినందువల్ల. మీకు అర్థమైందా? మరి మనుషులు ఎలాంటి మనుషులు అవ్వాలి? విలువలున్న మనుషులు అవ్వాలా, విలువలు లేని మనుషులు అవ్వాలా అనేటువంటి మీరు నిర్ణయం చేసుకోండి. దిస్ ఇస్ ది చార్ట్ ఐ వాజ్ రిఫరింగ్ టు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటే ఈ లాభాలు ఉంటాయి. అవుట్కమ్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అద్భుతం. అది సృష్టిలో ఉన్న ఇతర జాతుల ఎవరికీ లేనటువంటి సామర్థ్యం. మనం భాషకు ఒక లిపిని సృష్టించుకున్నాం. మనం సాంగ్ బై డెఫినిషన్ ఇస్ షేప్లెస్. బై క్రియేటింగ్ ఎ స్క్రిప్ట్ అలీఫ్ బేటే ఏబిసిడి, శబ్దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఒక లిపిని సృష్టించాం. లిపిని సృష్టించడం వల్ల వ్రాయటం సాధ్యమైంది, వ్రాయటం వల్ల అచ్చువేయటం సాధ్యమైంది, అచ్చువేయటం వల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఎవడు ఎక్కడ ప్రపంచంలో ఏది ఆలోచించినా ఇతర భాషల్లోకి అనువదించడం సాధ్యమైంది. సాంకేతిక ప్రగతి సాధ్యమైంది, రేడియో సాధ్యమైంది, టెలిగ్రాఫ్ సాధ్యమైంది, టెలివిజన్ సాధ్యమైంది, సినిమా సాధ్యమైంది, మైక్ సాధ్యమైంది, స్టెటోస్కోపులు సాధ్యమయ్యాయి, సటలైట్స్ సాధ్యమయ్యాయి. ఇది ప్రగతి. అంటే ఏది దీనికి ఇక్కడ మూల కారణం? భాష. భాష మీద ఎవరికి అదుపుందో పట్టుందో వాడు జీవితంలో పైకి రాగలుగుతారు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ తర్వాత నేను చూసుకోండి. మీరు లెర్న్ టు లవ్ టు బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. మంచివాడు అవ్వండి. మంచి డాక్టర్లు ఉన్నారు అంటే ఎక్సలెంట్ డాక్టర్స్, బట్ దే ఆర్ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ ఎక్సలెంట్ ఇంజనీర్స్, బట్ దే ఆర్ కరప్ట్ ఫెలోస్. ఎక్సలెంట్ లాయర్స్, క్రిమినల్ మైండ్ వాళ్ళు, తప్పు చేసిన వాడి దగ్గర డబ్బులు తీసుకుని వారు తప్పు చేయలేదని తమ తెలివితేటలతో క్రాస్ ఎగ్జామినేషన్ నిరూపించి శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నటువంటి వాళ్ళు. అందుకే అక్కడ ఢిల్లీలో నిర్భయ, ఇక్కడ దరిద్రం అని హైదరాబాద్ లో అభయ కేసు జరిగినప్పుడు ఆ హైదరాబాద్ బార్ అసోసియేషన్ లాయర్స్ నిర్ణయం చేశారట, నన్ ఆఫ్ అస్ విల్ ఆర్గ్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ క్యారెక్టర్ అండి అని. సరే వేరే వాళ్ళు వేరే తప్పు చేస్తున్నారు వేరే సరే, ఎస్ విల్ నాట్ బి ఆన్ ది రాంగ్ సైడ్ ఆఫ్ ది లా, దట్ ఈస్ క్యారెక్టర్. ఈ తప్పు నేను చెయ్యను అది మీ వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషుల జీవితంలో మార్పులు తీసుకురాగలుగుతారు. ఎలా ఇది, హౌ డు వి అచీవ్ ఇట్? రెస్పెక్ట్ నాలెడ్జ్, రెస్పెక్ట్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఉమెన్ హుడ్, రెస్పెక్ట్ వాల్యూస్ అండ్ రెస్పెక్ట్ ది నేషన్. చదువుని ఈ సంస్కారాన్ని కలిగించాలి. ఇది సిలబస్ లో ఉండవు, అమ్మా నాన్న నేర్పించిన దాంట్లో ఉంటాయి, జీవితం నుంచి మనం గ్రహిస్తున్న దాంట్లో ఉంటాయి, ఉదాహరణలోంచి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆలోచించి ఈ సంస్కారాన్ని సంస్కృతిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. శిలవు నీవు, శిల్పివి నీవు, శిల్పానివి నీవు. యు ఆర్ ది స్టోన్, యు ఆర్ ది స్కల్ప్టర్ అండ్ యు ఆర్ ది స్టాచ్యూ. అంటే యు ఆర్ ది రా మెటీరియల్, యు ఆర్ ది ప్రాసెస్ అండ్ యు ఆర్ ది ఫినిష్ ప్రోడక్ట్. ఎవరు ఏదో వస్తారని చేస్తారని చెప్పి నిరీక్షించొద్దు అని చెప్పని చెప్పడం దాని ఆంతర్యం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వెన్ యూ ఎక్సర్సైజ్ అండ్ మెడిటేట్, వెన్ యూ కీప్ గ్రోయింగ్, నిరంతరము తమ తెలివితేటలకు షార్పెన్ చేసుకోవడం వల్ల, పరిశీలన సామర్థ్యాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్ని అభివృద్ధి పరచుకోవడం వల్ల మీ జీవితంలో మార్పు వస్తుందనే సత్యాన్ని గుర్తుంచుకోండి. 4 simple suggestions దట్ షుడ్ హెల్ప్ యూ. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 1440 నిమిషాలు, 1440 నిమిషాలలో 1% ఎంత? మళ్ళీ నేనే అడగనా, నేను అడుగుతానమ్మా, మా ఎలక్ట్రానిక్స్ స్టాటిక్స్ వాళ్ళని అడుగుతా, 1% ఎంత 1440లో? చాయిస్ నువ్వు, 3 or 4. నేను లెక్కల్లో పూరు, లెక్కలు బాగా చెబితే ఇంజనీర్ అయి ఉండేటోండి. ఎవరో 14.4 అన్నట్టున్నారు. ఇక్కడ ఆన్సర్ దగ్గర ఉన్నది. మరి ఏంది డిసిమల్ పాయింట్ షఫుల్ చేయకుండా కార్డ్స్ కట్టు ఏమున్నదమ్మా? ఇప్పుడు 100 కు 1% అంటే 1 అంటే 2 తీసేయాలా? అంతే కదా. 14.40లో 2 పక్కకు పెడితే ఎంత అయింది? 14.4 అవ్వలే, అంతే కదా, అంతే కదా. ఏది బాధ వద్దు, నేనేమన్నా కోపాలు. 14.4 ని కన్వీనియన్స్ కోసం అప్వర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 అవుతుంది సౌకర్యం కోసం. రోజుకొక 15 నిమిషాలు ప్రతిరోజు పొద్దున్నే లేచిన వెంటనే ఇన్స్పైరింగ్ రీడింగ్ కావాలి. బైబుల్ చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, మీ ఇష్టం. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో చదవండి, హిందీలో చదవండి, మీ ఇష్టం. కానీ ఎలాంటివి చదవాలంటే 1% ఆఫ్ ఇన్పుట్స్, 99% ఆఫ్ ఇంపాక్ట్. 15 నిమిషాలు చదివినటువంటి స్ఫూర్తివంతమైన ఆలోచనలు, విత్తనాలను మనసులో నాటుకుంటే 23 గంటల 45 నిమిషాలు ఉత్తేజకరమైన జీవితం జీవించడానికి మొత్తం దినానికి సరిపోయేటువంటి రా మెటీరియల్ ని, బ్రేక్ఫాస్ట్ ని పొద్దున 15 నిమిషాలలో గ్రహించడానికి ప్రయత్నం చేయండి. సద్గ్రంథ పఠనం, సమీక్ష రెండవది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఇందాక చెప్పాను నేను. ఈ రోజు క్లాస్ అయిపోతుంది కాసేపట్లో. ఏం జరిగింది వాళ్ళ, ఏం చెప్పాడు ఆయన, అన్ని మనకు తెలిసినవే చెప్పాడు. ఒకరు కొత్త ఉదాహరణ ఇచ్చాడు, ఈ సినిమా పాట ఇక్కడ వాడుకున్నది ఆయన. ఓ సినిమా పాటలు కూడా పాటలు చెప్పొచ్చు అన్నమాట. ఏదో కొత్త కొత్తదనం కనబడుతుంది, ఆ కొత్తదనం కోసం ప్రయత్నం చేయండి. అంటే సమీక్షించుకోండి. ఇవాటి లెక్చర్ సమీక్షించుకుని ఇక్కడ ఆపదు. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు ఎలా గడిచిందో సమీక్షించుకోండి. చేసిన మంచివేమి, చేసిన మామూలు పనులు ఏమిటి, చేసిన పొరపాట్లు ఏమిటి. టుమారో విల్ బి బెటర్ డే, ఆల్ ఫ్యూచర్ టుమారోస్ విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ యెస్టర్డేస్. వాట్ మోర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్? మెట్లెక్కడం అంటే అదే కదా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడం అంటే అదే కదా. అందుకని దాన్ని నేను సమీక్ష అని చెప్పని అంటున్నా. మూడవది సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. ఎక్కడ దొరుకుతారు? అయిపోయిందా? 5 మినిట్స్ అయిపోయింది, లాగిన్ చేస్తాను. అందుకే ఇందా నుంచి మంచి నాకు ఇవాళ మర్చిపోయి బయలుదేరానమ్మా. సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. సార్ అందరు అట్లనే ఉన్నారు సార్, అందరిలో మంచి చెడు ఉంటారు సార్. గుడ్, మంచి మేరకే స్నేహం చేయండి, చెడు మనకు వద్దు. దట్స్ హౌ యూ విల్ బికమ్ బెటర్. ఫోర్త్, సాత్వికమైన సంగీతం పొద్దున్నే పూట వినండి. ఇట్ హ్యాస్ వండర్ఫుల్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైండ్. పొద్దున్న 7 గంటలకి మీరు రేడియో ఆన్ చేస్తారు, హాట్ గురు అని స్టార్ట్ అవుతుంది. 7 గంటలకు హాట్ ఏంటి? ఓ 5 నిమిషాలు అవుతుంది, ఓ పాట వస్తుంది, బంతి పూల పాట రాసినకి మల్ల పూల గురించో గులాబీల పూల గురించో తెలియదు కాబట్టి బంతి పూల గురించి రాస్తున్నారు. ఇంకో 5 నిమిషాలు అవుతుంది, రాత్రి అయినా పడుకోని పడుకున్నా నిధులే నిధులు వస్తే కలలే కలలు కలలో ఇందా నుంచి మంచి పాయింట్ చెప్తే ఒక్కసారి చప్పట్లు కొట్టలే సినిమా ఏం టేస్ట్ మీది. భక్తి పాటలు వినమని నేను చెప్పగలరా? మనస్సులో చిత్రమైన చిలిపి ఆలోచనలను రేకెత్తించి ఆ దినాన్ని పాడు చేసే పాటలు మాత్రం వినొద్దు అని చెబుతున్నాను. పాయింట్ అర్థమైందా? రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా సంగీతంలో మునిగి తేల్చూ ఉంటే ఏ లారీ వాడు వచ్చి వాడు సంగీతం వింటూ బుద్ధితే ఏం కావాలి? రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు అరే పక్క ఇంట్లో కూర్చున్నప్పుడు ఫోన్ మ్యూజిక్. జీవితంలో టెంప్టేషన్స్ ఉంటాయి, జాగ్రత్త, కంట్రోల్ దెమ్. నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో టొబాకో, నో ఇండల్జెన్సెస్, నో ఎక్సెసెస్, నో న్యూ వైసెస్, నో వెన్ టు సే నో అండ్ నో వెన్ టు సే స్టాప్. దట్ ఈస్ క్యారెక్టర్. ర్యాప్ అప్, 30 పాయింట్స్ తీసుకొచ్చాను అటు ఇటు కలిపి. మీకు ఎప్పుడన్నా చూస్తే మీకు తీరుకుంటే పనికి వస్తాయని చెప్పని, ఒక్కొక్కటి ఎంత విలువైనవో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాట్ యు ఆర్ ఈస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ, వాట్ యు విల్ బికమ్ ఈస్ యువర్ గిఫ్ట్ టు గాడ్. బికమ్ బెటర్ అండ్ గెట్ బ్యాక్ టు గాడ్, దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. రేపు పొద్దున్న దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏరా ఏం చేసినావు నేను ఇచ్చిందంటే ఫ్రెష్ గా వెళ్ళినా సార్ అస్సలు వాడలేదు అంటే వాడుకోమని ఇచ్చిండా వాడుకోలేదండి ఎవరమ్మా తప్పెవరిది? అరే నువ్వు తక్కువ ఇచ్చినావు నాకు ఇంకెక్కువ ఇచ్చేది ఉండే దబాయించి అడగలగాలి మనం దేవుడు. టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా. దాట్ ఈస్ ది వే టు సక్సెస్, బి ది చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ది వరల్డ్. ఏమైనా ఉత్సాహం కలిగిందా? సో వాట్ డూ యూ వాంట్ టు రిమెంబర్ అండ్ వాట్ డూ యూ వాంట్ టు ఇంప్లిమెంట్? దట్ ఈస్ ది మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. గుడ్ లక్. దేశమును ఈ ప్రజెంటేషన్ ఇక్కడే వదిలిపెట్టిపోతున్నా కాబట్టి ఇప్పుడు రాసుకుంటూ కూర్చోబండి, టైం లేదు మనకి. www.archive.org అనే వెబ్సైట్ కు వెళ్ళి పూల పాట అని మీరు సెర్చ్ చేస్తే 5 బుక్లెట్స్ ఇన్ తెలుగు, 2 బుక్లెట్స్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ రిలేటింగ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్, మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. రైట్, నంబర్ 2. తర్వాత డెస్క్ టాప్ మీద కాపీ చేసుకుని నాకు ఇచ్చేది సమ్ స్టాటిస్టిక్స్, ఇంతమంది విన్నారు, ఇంతమంది నా ప్రజెంటేషన్స్ చూశారు, ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అని చెప్పండి. ఇప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసం నేను ఇంటికెళ్లేసరికి బహుశా 6:30 అవుతుంది. బిఫోర్ 8:00 ఈవెన్ దిస్ లెక్చర్ విల్ బి అప్లోడెడ్ టు ది వెబ్సైట్ www.archive.org అనే వెబ్సైట్ లో ప్రొఫెసర్ వి విశ్వనాథం అని కనుక మీరు సెర్చ్ చేస్తే అక్కడున్న స్పెల్లింగ్ వేరు, అక్కడున్న స్పెల్లింగ్ వేరు, వేరే స్పెల్లింగ్ తో సెర్చ్ చేస్తే నో రిజల్ట్స్ ఫామ్ వస్తుంది. సో ఆ స్పెల్లింగ్ రాసుకోండి. మీరు కనుక సెర్చ్ చేస్తే 950 ఉపన్యాసాలు నాది మీకు ఫ్రీగా దొరుకుతాయి. నేను చెప్పిన నేను చూపించిన స్లైడ్స్లలో నా చెప్పే మాటల్లో ఏమైనా పవర్ ఉంది అని అనుకుంటే అన్ని ఫ్రీగా మీరు వినొచ్చు. నేను తయారు చేసిన ఒక 200 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మీకు అబ్సల్యూట్లీ ఫ్రీగా దొరుకుతాయి. స్క్రిబుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కు వెళ్లి విశ్వం డాట్ వంగపల్లి 4581 అని సెర్చ్ చేస్తే, ముందే చెప్తున్నాను ఆ సైట్ లో మంచి ఉంటాయి, మామూలు ఉంటాయి, చందాలాలు కూడా ఉంటాయి. జాగ్రత్త, మీకు తెలియని విషయం అని కాదు. దాట్ ఈస్ మై ఈమెయిల్ ఐడి అండ్ దాట్ ఈస్ మై ఫోన్ నంబర్. You can download my presentations, remove my name and put your name and use it. God bless you. I have no objection. Share it with your brothers and sisters. Share it with your friends. Let the country know your friends. Thanks a lot. God bless you for your patience. Thank you, sir. Thank you, sir. నాకు టైం ఉన్నది, వేరే ఇంకో మధ్యాహ్నం సెషన్ ఉందన్నది. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్, వెల్కమ్. ఇంత ఉపన్యాసం విన్న తర్వాత ఒక్క అబ్బాయి దగ్గర ఒక్క ప్రశ్న లేదు, ఒక్క అమ్మాయి దగ్గర ఒక్క ప్రశ్న లేదంటే నేనేమనుకోవాలి? నీకు అర్థం కా, రేపు ఆలోచించు చెప్తావా? ఆలోచించుతున్నాము. చించు లేవు, థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చనింగ్ లీడ్స్ టు లెర్నింగ్ అని చెప్పాను. అసలు నిజానికి మనం వింటున్నప్పుడే ఎక్కడ ప్రశ్నలు సంధించాలో ఆ ప్రశ్నలు సిద్ధపరచుకుంటూ ఉంటే లెర్నింగ్ అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. ఆ ఎలాని చెప్తున్నాడు చెప్పండి, రాదు మనకెందు అంతే. మనం చిన్న పాములా ఎక్కడ వేసిన గోగడు అక్కడ ఉండిపోతుందో అక్కడ ఉండిపోతాం అని, అది కాదయ్యా భవిష్యత్తు. మేక్ ఎ డిఫరెన్స్. ఎస్, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you for your valuable and inspiring lecture, which is useful to everyone. Now it's time to organize. On behalf of Avanti Group of Institutions, I deem it as a great honor and privilege in presenting Vote of Thanks on the occasion of Motivation Program for MBA. At the outset, I profoundly thanks the most esteemed and well-known motivational speaker, Professor V. Vishwanathan, who has consulted our college despite of his hectic schedule. Once again, with all respect, I thank you, sir. I would like to thank most erudite and dynamic director, Professor J. Pradamayam, and most expertise principal, Professor Parameshwar M.D. sir of MBA. Finally, I would like to thank the management, staff, faculty, and all the MBA students. Thank you one and all. Now there is a photo session with all first year and second year MBA students with Professor Vishwanathan sir. Please assemble the outside.